సాక్షాన్ నారాయణ స్వరూపుడైన వ్యాసభగవానుడు మనకు ప్రసాదించిన పంచమవేదం శ్రీమన్ మహాభారతంలో దివ్యమైన విరాట పర్వంలో ఉన్నాం. నిన్నటి రోజున కీచకుడి చేత పరాభవింపబడినటువంటి ద్రౌపది కోపోద్రిక్తురాలి, దుఃఖితురాలి, భీముని సమీపించి ఏ విధంగానైనా కీచకుని సంహరింపజేయమని చెప్పడమే కాకుండా ధర్మరాజు యొక్క సహనం వల్ల, ధర్మం వల్ల మనకి కష్టాలు ప్రాప్తించే అనగానే భీముడు మందలించి సహనము అనేటువంటి చాలా ప్రధానమైనది అంటూ క్షమ గురించి ఇక్కడ గొప్ప మాటలు చెప్తున్నాడు. క్షమాధర్మ క్షమాదానం క్షమాయజ్ఞ క్షమాయస క్షమాసత్యం క్షమాశీలం క్షమాకీర్తి క్షమాపరం క్షమాపుణ్యం క్షమాతీర్థం క్షమాసర్వమితి స్తుతి క్షమావతామయం లోక పరశ్చైవ క్షమావతాం. క్షమ యొక్క గొప్పతనం చెప్తున్నారు. సహనం అనేది అన్నిటికంటే గొప్పతనము అన్నారు. అందుకే ధర్మములన్నీ చెప్తూ సహనాన్ని వేరేగా చెప్పారు. అంటే ఎందుకయ్యా దీన్ని ధర్మాల్లో చేర్చలేదు అంటే అన్ని ధర్మాలు నెరవేరాలంటే ఇది ఉండాలట. అందుకు సహనం అనే పునాది మీదే సర్వధర్మములు నిలబడుతుంటాయి. అందుకే క్షమయమే ధర్మము, క్షమయే దానము, క్షమయే యజ్ఞము, యశస్సు, సత్యము, శీలము, కీర్తి, పుణ్యము, తీర్థము సర్వం క్షమ మీదే ఉంటాయండి. అందుకే ఇందులో చెప్పినటువంటి ధర్మము కానీ, దానము కానీ, తీర్థము కానీ, క్షేత్రము కానీ సహనపరులకే. అందుకు సహనం లేని వాడికి ఏదీ లేదు సుమా. అందుకు సహనము సాహసము ఈ రెండు విషయాల్లో సహనంతో కూడినటువంటి సాహసం పనికొస్తుంది కానీ సహనం లేని సాహసం పనికిరాదు. ఈ మాట నిజానికి వైశంపాయనుడు ఈ సందర్భం చెప్తూ జనమేజయంతో వివరిస్తాడు. ఎందుకంటే శాపం ఇవ్వగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా ద్రౌపది ఎందుకు శపించలేదు? అంటే ద్రౌపదికి సహనం లేదా? సహనం ఉంది కనుకే శపించలేదు. ఇక్కడ ధర్మరాజు సహనం గురించి చెప్పడమే కాదు, ద్రౌపదీదేవి సహనాన్ని కూడా తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే క్షరతీతి తపక్రోధాత్ ఋషయో నశపంతిహి, తపస్సు క్షయిస్తుందనేటువంటి భావంతో శపించరు మహాత్ములైన వారు. అందుకే ద్రౌపది శపించలేదు, నీకు సహనం ఉంది. అదేవిధంగా ఈ సమయంలో కూడా క్షమ కావాలి. ఇంకెక్కడా 13 రోజులు అయిపోతుంది మన యొక్క అజ్ఞాతవాసం అని భీమసేనుడు చెప్తే, మీరు ప్రతిజ్ఞను రక్షించుకునేటువంటి తాపత్రయంలో ఇప్పుడు మౌనం వహిస్తే భార్య రక్షింపబడదు అన్నది. ఇక్కడ నన్ను రక్షించుకోవాలి. ఎందుకంటే మాటిమాటిగా కీచకుడు చూపు, అతడి మాట తట్టుకోవడం కష్టము అని చెప్పి, తమేవం కామసమ్మత్తం బింది కుంభమివాష్మని, ద్రౌపది మాటలో ఉన్న పటుత్వం చూడండి. ఆ కీచకుడును చంపే, ఎలా చంపాలంటే కుంభం ఇవ అశ్మని బింది, ఒక మట్టికుండని రాయి మీద వేసి కొట్టినట్లుగా నువ్వు కీచకుడిని సంహరించు. అంతేకాదు, శ్రేయోహి మరణం మహ్యం భీమసేన తవాగ్రత, ఈ కోరికగాని తీర్చకపోతే నీ ముందు నేను మరణించడమే శ్రేయస్సు అని చెప్తే, అప్పుడు భీమసేనుడు చెప్పిన ప్రకారంగా మరురోజు కామోన్మత్తుడై వచ్చినటువంటి మాటలాడాడు కీచకుడు. పైగా మీరు చెప్పినట్లే ఈరోజు దాగదు, ప్రతిరోజు నన్ను ఇంకా వాడు మాటతో చూపులతో హింసిస్తాడు, వాడు దుర్మార్గం మితిమీరుతుంది, వాడిని నియంత్రించే శక్తి విరాటరాజుకు కూడా లేదు విషయం చెప్పగానే, అప్పుడు ఏవం మే సమయం త్వజ్జా ప్రతిపద్యస్వ కీచక. ఇక్కడ కీచకుడు వృత్తాంతాన్ని కొంత మనం తెలుసుకుంటే, కేకయ్య రాజు యొక్క పుత్రుడు ఇతడు. కేకయ్య రాజుకి ఇద్దరు భార్యలు, మొదటి భార్య మాళవ దేశానికి చెందినామే, రెండవది కూడా మాళవ దేశానికి చెందినామే. వాళ్ళ పేర్లు చెప్పలేదు. మాళవ దేశానికి చెందిన వాళ్ళు కనుక మొదట ఆమె పేరు మాత్రం మాళవిక అని మాత్రం ప్రస్తావన కనబడుతున్నది. వారికి కలిగినటువంటి వాడు ఈ కీచకుడు. దీనితో పాటు బోల్డ్ సంతానం ఉందిట, మొత్తం 106 ఇతరితో కలుపుకుంటే. వీళ్ళని ఉప కీచకులు అంటారు ఇతను విడిచిపెడితే. ఇక రెండవ ఆమెకు కలిగిన సంతానమే సుధేష్ణ. అందుకు పైగా విరాటరాజుకి సర్వబలములు ఈ కీచక ఉప కీచకులే. వీడు సేనాధ్యక్షుడుగా ఉంటూ అనేక రాజుల్ని జయించి విరాటరాజు కొలువుకి కావలసినటువంటి, ఆ రాజుకి కావలసిన సంపదలు, స్థైర్యము, రక్షణ కల్పన చేస్తున్నాడు. అందుకే అతని విషయం వచ్చేటప్పటికీ ఇది అధర్మం అని తెలిసిన విరాటరాజు గట్టిగా అనలేకపోవడానికి కారణం ఇది. ఇప్పుడు ఈ తల్లి ద్రౌపదీదేవి, నత్వాం సఖావా భ్రాతావా జానీయాత్ సంగతమ్మయ, నేను నీకు ఇప్పుడు సంకేతం చెప్తాను, ఆ సంకేత స్థలానికి నువ్వురా, కానీ ఈ విషయం నీ మిత్రులతో కానీ నీ సోదరులతో కానీ చెప్పవద్దు. ఎందుకంటే ఏమాత్రం ఇది బయటపడ్డా గంధర్వుల వల్ల నీకు నాకు కూడా ప్రమాదమే. అనుప్రవాదాత్ భీతాస్మి గంధర్వాణాం యశస్వినాం. పైగా ఎక్కడ కలవమంటావు, ముందు ఈమె అంగీకరించిందుకే చాలా ఆనందించట. ఆనందించి నా రాణులందరూ కూడా నీకు సేవ చేస్తారు, నా రాజ్యమంతా నీకు అప్పగిస్తాను, ఇందుకే మనం ఎక్కడ కలుస్తాం అంటే, ఎదేత నర్తనాగారం మత్స్యరాజైన కారితం, ఒక నర్తనశాలను ఏర్పాటు చేశాడు మత్స్యరాజైన విరాటుడు, అక్కడ మనం కలుద్దాం. ఎందుకంటే దివాత్ర కన్యా నృత్యంతి రాత్రో యాంతి యథాగృహం, పగలంతా అక్కడ నాట్యం చేసినటువంటి నృత్యం నేర్చుకున్నటువంటి కన్యకలందరూ కూడా రాత్రి విడిచిపెడతారు, అంతా ఏకాంతంగా ఉంటుంది. పైగా గంధర్వులు కూడా అక్కడ తెలుసుకోలేరు. మొత్తం చీకటే అక్కడ ఉంటుంది, ఉంచుదాం ఆ చీకట్లో అక్కడికి రా అని చెప్పగానే కీచకుడు చాలా సంతోషించి తనను తాను బాగా అలంకరించుకుని ఆ రాత్రి వేళ నర్తనాగారంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఆ నర్తనాగారంలో అక్కడ శయ్యపై భీముడు ఉంటాడు. భీముని వద్దకు వచ్చాడు కీచకుడు. వచ్చి అంటున్నాడు, నేను ఈ సమయంలో ఎంత చక్కగా అలంకరించుకున్నానంటే మొత్తం అంతఃపుర స్త్రీలందరూ కూడా ఇంత అందంగా నువ్వు ఉంటావు, ఇంత చక్కగా అలంకరించుకుంటావు అనే విషయం ఆశ్చర్యంగా ఉంది అని అన్నారు అని చెప్తూ ఆమె మీద చెయ్యి వేస్తున్నట్ట. ఆమె మీద, అతడి మీద. నిజానికి అతడి పాలిటి మృత్యువు శైరేంద్రి రూపంలో వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భీమునిపై చెయ్యి వేశాడు. చెయ్యి వేయగానే పైగా నాలాంటి పురుషుడు ఇంకొకరు ఉండరని అంటూ ఉన్నారయ్యా మొత్తం అంతఃపురకాంతలు అంటే వెంటనే భీముడు అన్నట్ట, సందేహం లేదు నీలాంటి పురుషుడు మరొకడు ఉండడు, నువ్వు ఎంతో చక్కగా అందంగా తయారై వచ్చావు, అంతేకాదు నీలాంటి పురుషుడికి నాలాంటి స్పర్శ కూడా దొరకదు, ఇలాంటి స్పర్శ ఎవడికి దొరకదు, నీకు దొరికింది. ఇదృశస్తు త్వయా స్పర్శ స్పృష్టపూర్వో నకర్ఘిచిత్, నీలాంటి అందము ఎవరికీ లేదు, అలాగే నీకు దొరికినటువంటి నా స్పర్శ ఇంకొకడికి దొరకదు. అది నిజమేగా, మాటల్లో ఎంత చమత్కారములు ఉన్నాయో చూడండి. ఇక్కడ నా ఎడలు చేర్చినప్పుడు నీ ఎడలెట్లుగున్నదాని నీ వెరిగదు, నా ఒంటికి నీ ఒళ్ళు తగిలించినప్పుడు నీ ఒళ్ళేమైపోతుందో నీకు తెలియదయ్యా అన్నాడు. ఇది కూడా చక్కగానే ఉన్నది. నన్నేయబలతోడిదిగా జేయ తలంచితివి తప్పు చేసితి కంటే నన్ను ముట్టి నీవు వెండియు వనితల సంగతికి పోవువాడవే, నన్ను తాకేక మరో ఆడదాని దగ్గరికి వెళ్ళవు నువ్వు అన్నాడు. ఇది కూడా చాలా బాగుంది మాట, ఇంక వెళ్ళడానికి మిగలవని అర్థం. అయినం తనువేబడసిన ఫలమే కనియదవిధి చిత్తభవ వికారములెల్ల, నీలో చిత్తభవ వికారములు కలిగాయి అంటే కామ వికారాలు కలిగాయి. ఈ శరీరం నీకు పొందినందుకు కావలసినటువంటి సార్థకత ఇప్పుడు లభిస్తుందిలే అని చెప్పాట. అంటూ ఇదృశస్తు త్వయాస్పర్శ స్పృష్టపూర్వో నకర్హి చిత్తని చెప్తూ ఒక్కసారిగా తాను విజృంభించి ఆ శయ్యమించి లేచి కనబడ్డాడు. మహాస్వరూపం కనబడగానే ఇరువురికి యుద్ధం జరిగిందిట. యుద్ధం ఎలా జరిగిందంటే వాలి సుగ్రీవయోర్ భ్రాత్రోహో పురేవ కపిసింహయోహో. భారతంలో రామాయణ ప్రస్తావన అంటూ ఒక రీసెర్చ్ చేయించండి, ఎందుకంటే ఈ మధ్య అరకొర చదువు చదివిన ఆయన ఒకరు అడిగాడు, భారతకాలం నాటికి రాముడిని కొలుచుకున్నారా అండి, రాముడు అక్కడ ప్రసిద్ధి చెందాడా అని. భారతం సరిగ్గా చదివితే అడుగడుగున రామస్మరణ పాండవులు చేశారు, వ్యాసుడు కూడా భారతంలో చేస్తూ ఉంటాడు, భారతంలో రామాయణం ఉందని మరొక్కసారి ప్రస్తావన చేసుకోవాలి. మొత్తానికి వాలిసుగ్రీవుల్లా వీళ్ళిద్దరూ కుస్తీ పట్లు పెట్టి యుద్ధం చేశారు. ఆ యుద్ధం చాలా అద్భుతంగా వర్ణిస్తాడు మహానుభావుడు వ్యాసదేవుడు. కీచకోయం హతశ్చేతే, ఎప్పుడైతే చిట్ట చివరికి భీముడు కొట్టిన దెబ్బలు సామాన్యంగా లేవండి, అతను కాళ్ళు చేతులు వేరు చేసి మొత్తం ముద్దగా చేసేట శరీరాన్ని ఒక మాంస పిండల్లా చేసి పిలిచాడు ఆమెను, ద్రౌపదిని చూసావా అని చెప్పి తాను అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. అప్పుడు దూరంగా ఉన్న చాలా రక్షకుల్ని పిలిచి, ఇదిగో ఈ కీచకుడు గంధర్వుల చేత సంహరింపబడ్డాడు అని ద్రౌపది చూపించిందిట. కీచకోయం హతశ్చేతే గంధర్వై పతిభిర్మమ పరస్త్రీకామ సమ్మత్త తత్రాగచ్చత పశ్యత. పరస్త్రీపై వ్యామోహం కలిగిన వాళ్ళకి ఇది దుర్గతి అని ద్రౌపది చెప్పిందండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. దీన్ని బట్టి స్త్రీని మర్యాదగా చూడనటువంటి వారికి ఏ గతి ఏర్పడుతుంది అనేది భారతం ద్వారా, ద్రౌపది మాట ద్వారా, వ్యాసుని బోధ ద్వారా, ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవాలి ఇక్కడ. అలాగే స్త్రీలను అవమానించే కీచకులు ఇకనైనా భారతదేశంలో తగ్గాలని, తగ్గాలని కాదు నిర్మూలింపబడాలని మనం కోరుకుందాం. ఇంకా అభయా నిర్భయా లాంటి కేసులు వినబడకూడదండి మనకిక్కడ. తస్మిన్ కాలే సమాగమ్య, ఎప్పుడైతే కీచకుడు అంత భయంకరంగా మరణించాడు, సామాన్యమైన అంశం కాదు, కీచకుడిని చంపడం అంటే సామాన్యం కాదు, ఇంత భయంకరంగా చంపడం మరీ సామాన్యం కాదు. మొత్తానికి వాళ్ళెవరో అతిమానుషులయి ఉంటారు, మానుషాతీతమైన శక్తులు, అందుకే గంధర్వులు, వారే పనిచేయగలరు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే కీచకుని సోదరులైన మొత్తం 105 మంది కూడా, కీచకుడు మరణానికి హేతువులైన గంధర్వులు మనకు కనబడలేదు, ఈమె కనబడింది గనక ఈమెను మనం ఇప్పుడు శిక్షించాలి. ఎలా శిక్షించాలి అంటే తతో విరాటము చూస్తే కీచకోస్యాకృతే హత, వెళ్ళి విరాట్ రాజుతో చెప్పారు కీచకుడు ఈమె వల్లనే సంహరింపబడ్డాడు గనక కీచకుడితో పాటు ఈమెను కూడా బూడిద చేస్తావు అనుమతించాలి అన్నాడు. ఏం చేస్తాడు విరాట్ రాజు, భయచక్తుడు ఊరుకున్నాడు అంతే. వెంటనే ఈమెను పట్టుకుని బంధించి ఏ పాడె మీద అయితే కీచకుడి శరీరం పెట్టారో అదే పాడె మీద ఈమె శరీరాన్ని పెట్టి బంధించారు, ఇరువురిని కలిపి బంధించారు. ఆమె ఒక్కసారి ఆ పాడిని తీసుకువెళుతూ ఉంటే దుఃఖితురాలినది, ఆ ద్రౌపదమ్మ పడ్డ కష్టాలన్నీ కాదండి, అంత కష్టపెడితే కానీ వీళ్ళకి అంత నాశనం జరగదు అదుకుంటున్నది. మొత్తానికి వెళుతూ ఉండగా ఆమె ఆర్తురాలై పేర్లు పిలిచిందట. ఏ పేర్లు? వాళ్ళక్కడ ధనుస్సులు పెట్టి వచ్చేటప్పుడు తమ పేర్లు పరిచయం చేసుకున్నారా? ఆ పేర్లు అంటోంది. ఇది గంధర్వుల పేర్లు అనుకున్నారు వీళ్ళందరూ కూడా. జయో జయంతో విజయో జయత్సేనో జయద్బలహ తేమే వాచం విజానంతు సూతపుత్ర నయంతి మాం. నన్ను వీళ్ళందరూ తీసుకుపోతున్నారు అని దుఃఖితురాలి. ఓ జయ జయంత విజయ జయత్సేన జయద్బల, నన్ను రక్షించండి, త్రాహి త్రాహి అని అంటూ ఉంటే ఆ ధ్వని భీమసేనుడు విన్నట్ట. అది అక్కడ ఉందండి అదృష్టం. భీమసేనుడు విని వెంటనే ఉన్నతమైనటువంటి కొమ్మ మీదకి వెళ్ళి చూశాడు ఏమిటి జరుగుతోందని. ద్రౌపది ధ్వని విని ద్రౌపదిని తీసుకుపోవడాన్ని చూశాడు. ఒక్కసారిగా అద్వారేణభ్యవస్కంద్య నిర్జగామ బహిస్తద, ప్రధాన ద్వారంలోంచి కాకుండా గోడ దూకి పాకశాల నుంచి బయటపడి ఆ వెళుతున్న త్రోవను తెలుసుకుని ఆ శ్మశానం వైపు తాను వెళుతూ త్రోవలో ఒక చెట్టును ఊడబెరికి తీసుకువెడుతున్నట్ట. భీముని యొక్క వేగానికి ఆయనకున్నటువంటి ఆగ్రహానికి త్రోవలో పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఆయన ఊరు వేగానికి బాహువేగానికి కింద పడ్డాయి. అలాంటి వీరత్వాన్ని చూడగానే వీళ్ళందరూ కూడా ఇతడు సామాన్యుడు కాడు గంధర్వుడు వచ్చాడని భయపడ్డారు, పారిపోవడం మొదలుపెట్టారు. వాళ్ళందరి వెతికి పట్టుకుని ఒక్క భీముడు మొత్తం ఆ 105 మందిని సంహరించాడు. ఇప్పుడు ఒకరిని తగలబెట్టడానికి శవం తెస్తే 105 కూడా కలిసాయి, మొత్తం 106 శవాలు అక్కడ ఏర్పాటయ్యాయి. తర్వాత భీముడు కనబడకుండా వచ్చాడు, మొత్తాన్ని గంధర్వులు సంహరించారని చెప్పి వాళ్ళకి చేయవలసిన సంస్కారములన్నీ కూడా చేయించాడు విరాటరాజు. ద్రౌపది ఇంకా క్షేమముగా తాను నగరం వైపు వస్తూ ఉంటే ఈ సంస్కారములు చేయించిన విరాటరాజు తిన్నగా సుధేష్ణ వద్దకు వచ్చి చెప్పాడు, ఇదిగో మళ్ళీ ఆమెను ఇక్కడికి రానివ్వద్దు సుమా, ఎందుకంటే గంధర్వులు సామాన్యులు కారు, ఎలాంటి ఉద్రేకాన్ని ఎలాంటి శక్తిని ఇక్కడ ప్రకటించారో మనం చూసాం గనక, ఆమె ఇక్కడ ఉంటే మనకు క్షేమం కాదు గనక ఆమెను ఇంకా పంపించి వేసేయి, నేను చెప్తే బాగోదు నువ్వే చెప్పు అని సుధేష్ణతో చెప్పాడు. ఆమె తిరిగి రాగానే మొట్టమొదటి ఆమె చెప్పిన మాట ఏంటంటే, బిరుదుగల మగలు కలరని తరిమిడి చంపింపజూచెదవు జనములు నీ పొరుగున బోవెరతురు మా పురమును రాష్ట్రంబు వెడలి పొమ్మెందైన. నీకు బిరుదుగల మగలు గలరు, గొప్ప బలము కీర్తి కలిగినటువంటి భర్తలు ఉన్నారని చెప్పి మా పురంలో వాళ్ళందరినీ నువ్వు సంహరిస్తావేమని భయపడుతున్నాడు రాజు, కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అమ్మా నువ్వు అంటే ఆమె చెప్తున్నది, ఇన్నాళ్ళు నన్ను భరించారు, ఎప్పుడు ఇలాంటి విపత్తు రాలేదు, సంవత్సర కాలంలో ఇంచుమించు పూర్తి అయిపోయింది, ఇంకా 13 రోజులు మిగిలింది. త్రయోదశాహ మాత్రమే రాజా క్షామ్యతు భామిని, ఆ రాజు నువ్వు ఒక్క 13 రోజులు క్షమించి నన్ను భరించండి, కృతకృత్యా భవిష్యంతి గంధర్వాస్తే న సంశయ. అంతేకాదు ఆ గంధర్వులు కూడా కృతకృత్యులవుతారు, ఇందులో ఏం సందేహం లేదు. పైగా మీరు నాకు రక్షణ ఇవ్వడం వల్ల ఆ గంధర్వులు మీపై కృతజ్ఞతతో మీకు మేలు చేస్తారు, ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను. తతో మా ఉపనిషంతి కరిష్యంతి చతే ప్రియం, 13 రోజులు అయిన తర్వాత వాళ్ళు నన్ను తీసుకువెళతారు, మీకు ప్రియం చేస్తారు. ధ్రువంచ శ్రేయస రాజా యోక్షతే సహ బాంధవై, నువ్వు రాజు మీ బంధువులందరూ క్షేమంగా ఉండేటట్టు చేస్తారు. ఇంతకాలం కేవలం కీచకుడి వల్లనే మీకు రక్షణ, వాడి వల్లే మీకు భయం, ఇప్పుడు అతడు అవసరం లేకుండా భయం లేని రక్షణ మీకు మా గంధర్వులైనటువంటి మా పతుల వల్ల లభిస్తుంది. రాజ్ఞా కృతోపకారాశ్చ కృతజ్ఞాశ్చ సదా శుభే, ఎందుకంటే నా పతులకి 2 శుభగుణాలు ఉన్నాయి, వాళ్ళు ఎవరైనా ఉపకారం చేస్తే వారిపై కృతజ్ఞత కలిగి ఉంటారు, స్వయంగా ఎల్లవేళలా ఉపకారం చేసే స్వభావం కలిగినటువంటి వారు సుమా అని చెప్పగానే, అప్పుడు సుధేష్ణ నిన్ను శరణు వేడుతున్నాను, మమ్మల్ని రక్షించు, నీ ఇష్టం వచ్చినట్లు ఇక్కడుండు, కానీ నన్ను మా వారిని మా పిల్లల్ని మాత్రం క్షేమంగా ఉంచమ్మా. త్వం త్వమహం శరణంగత త్రాయస్వమ భర్తారం పుత్రాంశ్చైవ విశేషత, ఇలా చెప్పి ఆమెంచినది. ఈ లోపల దుర్యోధనుడు అక్కడ సమావేశం ఏర్పాటు చేశాడు, అనేక మంది వేగుల్ని పంపించేట, ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు, వాళ్ళు అరణ్యవాసం చేస్తున్నప్పుడే వాళ్ళని మట్టు పెట్టడానికి 3 మార్లు ప్రయత్నం చేశాడు పాపాత్ముడు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో వాళ్ళు జాడ తెలుసుకుంటే మళ్ళీ వాళ్ళని వనాలకు పంపించవచ్చు అనేటువంటి ఆశతో అతను వేగుల్ని పంపించాడు. ఆ వేగులు తిరిగి తిరిగి వచ్చి మాకెక్కడ వాళ్ళు కనబడలేదు, అనేక ప్రాంతములు నగరములు పల్లెలు వివిధములైన స్థలములు అరణ్యాలు వెతకం, వాళ్ళు ఎక్కడ కనబడలేదు, మా అనుమానం ఏంటంటే వాళ్ళు మరణించేరుమో అని అనుమానం ఉన్నట్టు, ఏదో దుర్యోధను తృప్తికరచడానికి ఈ మాటలు. అప్పుడు దుర్యోధనుడు పాండవులు ఉనికిని మనం తెలుసుకుని వాళ్ళ సమయాన్ని అంటే నియమాన్ని ఎలా భంగపరచాలి అని ఆలోచన చేస్తున్నాడు. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు, పాండవులు ఉన్న చోటును మనం ఎలా పోల్చగలము, ముందు పోల్చుకుంటే కదా పాండవుల్ని ఎలా పోల్చాలి అంటే, పాండవుల్ని ఎలా పోల్చాలో చెప్పడం కంటే పాండవులు ఉన్న చోటు ఎలా ఉంటుందో చెప్తానంటున్నాడు భీష్మ పితామహుడు. పాండవులు ఉన్న చోటు ఇలా ఉంటుందిట. ఇది సామాన్యమైన అంశం కాదండి. పాండవులు సాక్షాత్ దేవతాస్వరూపులని మనం మొదటి రోజు ఈ 11 రోజులు వేసుకున్న పునాదిని మర్చిపోవచ్చు. క్షత్రధర్మరత నిత్యం కేశవానుగత సదా. పాండవులకున్న గొప్ప లక్షణములు ఏంటంటే ఎల్లవేళలా స్వధర్మాన్ని పాటిస్తారు, రెండు ఎప్పుడూ కృష్ణుడిని అనుసరిస్తారు. ఈ రెండు వాళ్ళకు సులక్షణాలు. ప్రతి జీవుడికి ఉండవలసిన లక్షణములు ఇవేనండి, స్వధర్మాన్ని పాటించడం, భగవంతుడిని స్మరించడం. ఇది ఉంటే చాలు జీవితం, మరి ఇంకేం అక్కర్లేదు. ఒక్క మాటలో భీష్ముడు పాండవులు దేనివల్ల గొప్పవారు అయ్యారో చెప్పాడు. ఇంకేం కావాలి ఇక్కడ? క్షత్రధర్మరత నిత్యం కేశవానుగత సదా ప్రవీర పురుషాస్తేవై మహాత్మానో మహాబల. వాళ్ళు మహాబలులు. అటువంటి వారు ఎప్పుడూ నశించరు సుమా. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తూ దైవాన్ని విశ్వసిస్తారో వారికి నాశనం అనేది ఉండదు. కనుకనే ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు వారిని దెబ్బతీయలేరనే సూచన ఉంది ఇందులో. వాళ్ళు ఉన్న రాజ్యములు ఎలా ఉంటాయి, వాళ్ళున్న చోట్లు ఎలా ఉంటాయో చెప్తున్నాను చూడు. తత్ర తాత నతేషాం హి రాజ్ఞాం భావ్యమసాంప్రతం పురే జానపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిర. యుధిష్ఠిరుడు ఎక్కడుంటాడో అక్కడ రాజులకు కానీ గ్రామంలో ప్రజలకు కానీ అశుభం అనేది కలగదు. ఆ మహాత్ముడు ఉండడం వల్ల అతని నుండి ప్రసరించేటువంటి ఆ దివ్యశక్తి తరంగాలతో ఆ ప్రాంతంలో ఉన్న ఎలాంటి దుర్మార్గులైనా సరే వాళ్ళ స్వభావం దానశీలమై ప్రియవాదులై, అంటే అందరికీ ప్రీతికరంగా మాట్లాడుతూ జితేంద్రులై ఔదార్యము వినయము లజ్జాశీలము కలిగి ఉంటారు. ఒక ఉత్తముడైన అనుష్ఠానపరుడు ధర్మానుష్ఠాత ఉంటే అతని ప్రభావం అవతల వాళ్ళ మీద ఎలా చూపిస్తుందో దీన్ని బట్టి తెలియాలి. అంతేకాదు వారున్న చోట అందరికీ వేదమునందు ఆసక్తి కలుగుతుంది. బ్రహ్మఘోషాశ్చ భూయాంస, వాళ్ళకి వేదఘోష వాళ్ళున్న చోట్ల మరుగుతూ ఉంటుంది. నిరంతరం వైదికమైన యజ్ఞములు పూర్ణాహుతులు జరుగుతుంటాయి. పూర్ణాహుత్యస్తథైవచ క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరి దక్షిణ. ఎందుకంటే వీరు అలాంటి ఉద్యోగ వృత్తిలో ఉంటూ కూడా వాళ్ళు చేయవలసిన నిత్య అగ్నిహోత్ర కర్మలన్నీ చేసుకుంటూ వారు అక్కడ ఉన్నారండి. అందుకు వారు వారున్నటువంటి భవనాల్లో వారికిచ్చిన లభించిన ద్రవ్యంతో నిరంతరం వేద పండితులను గౌరవించడం యజ్ఞములు చేయడం చేస్తున్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. అంతేకాదు వారున్న చోట సదాతతత్ర పర్జన్య సమ్యగ్వర్షీణ సంశయ, వారున్న చోట మేఘములు సకాలములో సరి అయిన విధంగా వర్షిస్తాయి సుమా. అంతేకాదు భూమి సస్య సంపన్నంగా క్షోభారహితంగా ఉంటుంది. ధాన్యాలు కూడా చక్కగా పండుతాయి. పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా శోభిల్లుతాయి. లక్ష్మీ కళ్ళు తేజరిల్లుతాయి. వాయువు కూడా ఎప్పుడు సుఖస్పర్శతోనే ఉంటుంది, కానీ ప్రజల్ని భీతి చెందించదు. పంచభూతములు శాంతిగా ఉంటాయి. అంతేకాదు ధర్మరాజు ఉన్న చోట ప్రజలకు భయం కలగదు సుమ. న భయం త్వా విషేత్తత్ర యత్ర రాజా యుధిష్ఠిర. ఎత్ర రాజా యుధిష్ఠిర అని మకుటంతో కొన్ని శ్లోకాలు వస్తాయండి ఇక్కడ. అంతేకాదు ధర్మరాజు ఉన్న చోట గోవులు పుష్కలంగా ఉంటాయి. ఉన్న గోవులు కూడా కృషించకుండా దుర్బలముగా కాకుండా పుష్టిగా బలముగా ఆరోగ్యంగా ఉంటూ అమృతము వంటి క్షీరములను ఇస్తూ ఉంటాయి. చూశారు ఇక్కడ ధర్మాత్ములున్న చోట గో సంపద పెరుగుతుంది. గో సంపద పెరిగిన చోట దేశం సుభిక్షంగా ఉంటుంది. మనం మొదటి రోజు నుంచి అనేక పర్యాయాలు గోవుల యొక్క క్షేమాన్ని చెప్పుకున్నాం. అందుకే పాండవుల పుణ్యచరిత్ర కృష్ణుని మహిమ ఇదే భారతం అంటే. అది చెప్పుకున్న చోట చెప్పుకున్న దేశంలో గో సంపద సమృద్ధిగా ఉండాలి అనే ఉద్దేశంతో మహాభారత యజ్ఞంలో చెప్పబడ్డ అనేక ఉద్దేశాలు ఇదొకటి. అందుకు ఆ మహాత్ముని కీర్తించి చాలు మనం పొందగలనిది. కనుక వారి యొక్క సన్నిధి అటువంటి గొప్పది సుమ అంటూ ఇక్కడ చాలా విశేషాలు చెప్తాడు. మొత్తం అధ్యాయం అధ్యాయం మధురం, కానీ సమయం వల్ల మనం ఎంత తెలుసుకోగలం అంత. మొత్తానికి భీష్ముడు చెప్పినటువంటిది ఒక ధార్మికుడైన వాడు, భక్తుడైన వాడు, ఒక యోగి అయినటువంటి వాడు సంచరిస్తే ఆ చోటుని ఎలా ప్రభావితం చేస్తాడు. తస్మాత్ తత్ర నివాసం తుచ్ఛన్నం యత్నేన ధీమత గతించ పరమాం తత్ర నుత్సహే వక్తు మన్యథ. ఇలాంటి సులక్షణాలు ఉన్న చోటు యుధిష్ఠిరుడున్నాడు అని తెలుసుకో, ఇంతకు మించి నేనేం చెప్పను. దీన్ని బట్టి వాళ్ళు ఉనికి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయన్నట్టు భీష్ముడు. వెంటనే కృపాచార్యుడు కూడా వెంటనే మాట అన్నాడు. భీష్ముడు చెప్పింది చక్కని మాట. పైగా ఇప్పుడు వాళ్ళు మొత్తం 13 ఏళ్ళు పూర్తయినట్టు నాకు అనిపిస్తున్నది. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నాలు చేయండి అని చెప్పారు. ఈ లోపల ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ సభలో దుర్యోధనుడు ఎంత తెలివైన వాడో చూడండి, చక్కగా చెప్తున్నాడు. నాకు ఇప్పుడు వేగుల వల్ల ఒక వార్త తెలిసింది, విరాటు నగరంలో కీచకుడు మరణించాడు అని. మరణించిన విధానం కూడా తెలిసింది, సైరంధ్రి కోసమని గంధర్వులు వచ్చి సంహరించారట. పైగా కీచకుడిని సంహరించడం సామాన్యం కాదు. ఇక్కడ కీచకుడు లాంటి బలవంతులు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఆనాటి రాజలోకంలో ఎవరికి ఎంత బలం అనేది అందరూ పరిశోధించి తెలుసుకునేవారు. ఎందుకంటే వారికి వారి క్షేమంగా ఉండడానికి మిత్రబలాలు ఏమిటో శత్రుబలాలు తెలుసుకునేవారు. కనుక ఒక మహాబలములు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఐదుగురుట వాళ్ళు. బలదేవశ్చ బలరాముడు, భీమశ్చ మద్రరాజశ్చ శల్యుడు ఇతరే, అలాగే కీచక, మొత్తం ఐదుగురు. ఈ ఐదుగురు ఒకే బలము కలిగినటువంటి వారయ్యా. బలదేవశ్చ భీమశ్చ మద్రరాజశ్చ వీర్యవా చతుర్థ కీచకస్తేషాం. వీళ్ళు ప్రధానంగా నలుగురు అయినప్పటికీ ఇప్పుడు సంహరించిన వాడెవడో వాడిని పట్టుకోవాలి గనక. ఇప్పుడు చతుర్థ కీచకస్తేషాం పంచమం నాను సుశ్రమహ, నలుగురు బలవంతులున్నారు, ఐదవవాడు గురించి ఎవరికి తెలియదు. ఈ నలుగురు అందరికీ తెలుసు, ఐదవవాడు, ఐదవవాడు మరొకడు లేడు. కాబట్టి కొట్టిన వాళ్లల్లో ఐదు నలుగురిలో ఎవడో ఒకడై ఉంటాడు. నా అనుమానం ఏంటంటే తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితం. పట్టేడని దుర్యోధనుడు, వాడు తక్కువ వాడు కాదు కదా, భీమసేనుడు ఈ కీచకుని సంహరించి ఉంటాడు, అందులో సందేహం లేదు. అయితే ఇప్పుడు మా తాతగారు చెప్పారే, పితామహేన ఏ చోక్త దేశస్య చ జనస్య చ, అంతేకాదు వేగుల వల్ల నేను తెలుసుకున్న సమాచారం ఏంటంటే యుధిష్ఠిరుడు ఉంటే ఎలా ఉంటుంది ఒక రాజ్యమని వర్ణించారే, అలా ఉన్న రాజ్యం ప్రస్తుతానికి మత్స్యదేశం మాత్రమే, విరాట్ నగరం మాత్రమే, ఈ కారణం చేత కూడా పాండవులు అక్కడే ఉండి ఉంటారు అంటే అప్పుడు దుర్యోధనుడు కూడా ఈ మాట ఒప్పుకున్నాడండి. తెలుసుకోవాల్సింది, గుణాస్తే మత్స్య రాష్ట్రస్య బహుసోపి మయాశ్రుత, అనేక విధాలు విన్నాను. అంతేకాదు ఇది నేను అవకాశంగా తీసుకుని విరాట నగరాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే విరాట రాజుకి నా మీద మహాద్వేషం. అనేక సార్లు ఇప్పుడు నిజానికి 12 ఏళ్ళు దాటిపోయి 13వ ఏడు చివరికి వచ్చింది, ఈ 12 ఏళ్ళు నేనేగా పాలకుణ్ణి, కానీ ఈ మత్స్యరాజు మాత్రం ఎప్పుడూ నాకు లొంగట్లేదు. లొంగడు సరిగదా కీచుకుడు బలంతో గట్టిగా ఉంటూ ఎవరైనా నా గురించి మాట్లాడితే ఏమైనప్పటికీ యుధిష్ఠిరుడు ఉన్నప్పుడు ప్రజలకి ఎంత చక్కటి పాలన పోషణ లభించిందో అది దుర్యోధనుడి అధికారంలో ఎలా వస్తుంది అంటూ ఉంటాడు సామాన్యుడికి. అందుకు వాడి మీద నాకు చాలా కోపం ఉంది. కథం సుయోధనం గచ్చేత్ యుధిష్ఠిర భృతపురా అని అంటూ ఉంటాడు. అందుకు అతని మీద నాకు చాలా కోపంగా ఉంది గనక మనం అతని మీద దండెత్తి పాండవులు ఉనికిని తెలుసుకుని మళ్ళీ తిరిగి వనవాసానికి పంపించాలి అని అనగానే అక్కడ ఉన్నటువంటి రాజుల్లో త్రిగర్త రాజ్యానికి అధిపతి అయినటువంటి సుశర్మ అనే రాజు లేచేట త్రిగర్త రాజు ఇతడు మహాబలవంతుడు, రథసైన్యం ఇతనికి బాగా ఉన్నది. అతడు లేచి నేను కూడా ఆ విరాట రాజు మీద అలా పగపట్టి ఉన్నాను, ఎందుకంటే అనేక పర్యాయాలు ఆ మత్స్య సాల్వ దేశ సైనికులు మా రాజ్యంపై దాడి చేసి మా సంపదలు ఎన్నో తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఆ కీచకుడు పోయాడు గనక ఇంకా మిగిలింది ఆ రాజుని బలహీనుడు, అతను ఏ విధంగానైనా దెబ్బతీయాలనుకుంటున్నాను అంటే వీళ్ళందరూ కలిసి ప్రణాళిక వేసుకున్నారు. నువ్వు ఆగ్నేయ దిశ నుంచి నీ సైన్యంతో వెళ్ళి విరాట్ నగరంపై దండెత్తు అని సుశర్మకి నిర్దేశించాడు దుర్యోధనుడు. ఇదంతా రాజ్యసభలో నిర్ణయమవుతున్నది, అక్కడ భీష్మాదుడు కూడా వింటున్నాడు. నేను భీష్మద్రోణ కృపకర్ణ శకుని వికర్ణాదులతో కలిసి మేమంతా ఉత్తరం వైపు నుంచి వెళతాం, నువ్వు దక్షిణం వైపు వెళ్ళి అక్కడున్న గోసంపద అంతా తీసుకో, ఎందుకంటే గోసంపద ఎంత ఉంటే వాడిని గొప్ప సంపన్నుడు అంటారట. విరాటరాజు దగ్గర ఉన్నటువంటి ఆ దేశంలో గోసంపద ఎక్కువగా ఉన్నది. ఈ గోసంపదను మనం తీసుకురావాలి, గోవుల్ని హింసించడం కాదండి, గోసంపదను కైవసం చేసుకోవాలనుకుంటున్నారు, ఇది తెలుసుకోవాల్సింది. కనుక దక్షిణ గోగ్రహణం నువ్వు చెయ్యు, ఉత్తర గోగ్రహణం మేము చేస్తామని సుశర్మతో దుర్యోధనుడు తెలియజేశాడు. ఆ ప్రకారంగా సుశర్మాత కృష్ణపక్షస్య సప్తమి, కృష్ణపక్ష సప్తమి నాడు బయలుదేరేట. ఎవరు సుశర్మ? అది ఆషాఢ కృష్ణ సప్తమి. మనకు తెలుగు భారతంలో తిథులు కొంచెం అటు ఇటుగా ఉంటాయండి, మనం మూల భారతం ప్రమాణంగా తీసుకుంటున్నాం, రమ్యమైన తెలుగు పద్యాలు అక్కడక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. మనం కవిత్రయం కూడా ఋషికల్పులు కనుక వారికి నమస్కారం చేసుకుంటూ, అపరే దివసే సర్వే రాజం సంభూయ కౌరవాహ అష్టమ్యాంతే న్యగరుణ్ణంతా గోకులాని సహస్రశ. కృష్ణ సప్తమి నాడు, ఆషాఢ కృష్ణ సప్తమి నాడు సుశర్మ బయలుదేరితే మరురోజు అష్టమి నాడు ఈ కౌరవులందరూ బయలుదేరారు. ముఖ్యంగా ఇక్కడ విరాటుని సైన్యాన్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన సుశర్మ ఎప్పుడైతే తన సైన్యంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోబృందాన్ని కవిశం చేసుకున్నాడో ఆ గోపాలకులు భీతిల్లి వచ్చి మత్స్యరాజుతో నివేదించుకున్నాడు. వెంటనే మత్స్యరాజు అయిన విరాటుడు తన కవచములు ఆయుధములు తీసుకుని తన సోదరులందరినీ పిలిచేట, విరాటస్య ప్రియో భ్రాత శతానీకోభ్యహారయత్. ఇన్నాళ్ళు కీచుకుడు మనకు రక్షగా ఉన్నాడు కనుక ఎవడూ మన మీదకి దండెత్తలేదు, ఇప్పుడు ఒక్కొక్కరు రావడం మొదలు పెడుతున్నారు, ఏం చేస్తాం ఎదుర్కొందాం అంటూ అతని తమ్ముళ్ళు శతానీకుడు మదిరాక్షుడు అని ఇద్దరు సోదరులు వాళ్ళను కూడా సిద్ధం చేయించాడు. రథములు కవచములు అన్నీ ధరిస్తూ ఉంటే మత్స్యరాజు ఒక మాట చెప్పేట, ఇక్కడున్న నలుగురు నాకు చాలా ఆత్మీయులు, వాళ్లను కూడా కవచాలు ధరించి వాళ్ళకంటూ రథాలు ఇవ్వండి, వాళ్ళు ఆయుధాలు, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వండి, వాళ్ళు కూడా బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ధర్మరాజు దగ్గర వివిధ వృత్తుల్లో పనిచేసిన వారు కావచ్చు, కానీ నేను వాళ్ళ శరీర లక్షణాలను గమనిస్తున్నాను. వాళ్ళు మహావీరులు. వాళ్ళు ఎవరంటే కంక వల్లభ గోపాల దామగ్రంథిశ్చ వీర్యవ. ఇందులో కంకుడు, వల్లభుడు, తంతిపాలుడు, గ్రంథికుడు. గ్రంథికుడు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం నకులుడు. ఇతనికి దామగ్రంథి అని పేరు తిక్కన గారు వాడారు, కానీ మనకు మూలంలో రెండు పేర్లు కనబడుతున్నాయి, గ్రంథికుడు నామాంతరంగా దామగ్రంథి అని కూడా కనబడుతున్నది. ఈ విధంగా ఈ నలుగురు కంకుడు, వల్లభుడు, తంతిపాలుడు, గ్రంథికుడు, వీరెవరో తెలుస్తోంది కదా, ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు. ఈ నలుగురు మహాప్రతాపవంతులు కనుక బృహన్నల గురించి మాట్లాడలేదండి, ఆయన షండవేషంలో ఉన్నాడు కనుక తెలియట్లేదు. వీరందరూ కూడా రమ్యమైన కవచములు అవన్నీ ధరించారు, విరాటంతో పాటు బయలుదేరారు. ఇక్కడ త్రిగర్త సేనలకి, మత్స్యరాజ సేనలకి కూడా అద్భుతమైన యుద్ధం. భారతంలో యుద్ధ వర్ణనలు అని ఎవరైనా పరిశోధించవచ్చని, యుద్ధ వర్ణనలను పరిశీలిస్తే కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తాడు వ్యాసుడు. అన్ని రసాలు పోషించడంలో ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, వీళ్ళకి సాటి ఎవరు రారండి ప్రపంచంలో తెలుసుకోండి. అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యాన్ని ఇక్కడ చూపిస్తాడు ఇక్కడ. అందుకే మొట్టమొదటే అనుక్రమణికాధ్యాయంలోనే భారతంలో ఏవేవి ఉంటాయని చెప్పేటప్పుడు యుద్ధ విద్యలు కూడా వివరించాడు ఇక్కడ. దాన్ని బట్టి ఆనాటి వాళ్ళ ప్రతాపం ఎలాంటిది, వాళ్ళ ప్రయోగించిన అస్త్రశస్త్రముల యొక్క తీవ్రత ఎలాంటిది. అంతేగాని కేవలం ఆటవిక దశలో ఉంటూ వేటాడేటువంటి బాణాలు ప్రయోగించేటువంటి అనాగరిక దశ భారతదేశానికి ఆ కాలంలో కూడా లేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇతర దేశాలు నాగరికత విషయంలో ఇంకా అఆలు దిద్దుకుంటూ ఉంటే భారతదేశం నాగరికతలో ఏనాడో ముందు ఉన్నది. దానికి కారణం రామాయణ భారతాల నిదర్శనం మనకి, ఇది తెలుసుకుంటే. ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో మహానుభావుడు యుధిష్ఠిరుడు చేసిన నిర్వహణ అద్భుతం అండి. సేన వ్యూహరచన చేసేట, నిజానికి వ్యూహాలన్నీ చెప్పుకుంటూ భారతం చెప్తే హాయిగా ఏడాది పాటు ఆనందించవచ్చు, కానీ మనకున్న సమయంలో అన్ని వ్యూహాలు చెప్పలేమని చింతిస్తూ అసలు కథ చివరి వరకు చెప్పుకోవడానికి కృష్ణుడు అవకాశం ఇస్తున్నాడని సంతోషిస్తూ ఇక్కడ శాన వ్యూహం. ఈ శాన వ్యూహం ఎలా చేశారంటే ఆత్మానం శానవత్కృత్వా తుండమాసీ యుధిష్ఠిర, డేగ ఆకారంలో కొన్ని శానల్ని నిలిపెట్ట, మొత్తం డేగ ఆకారంలో అన్ని శానలు కలిసి డేగ ఆకారంలోనే. అందులో ముక్కు స్థానంలో యుధిష్ఠుడు నిలబడ్డాడు, నకుల సహదేవులు రెక్కల స్థానంలో ఉన్నట్ట. ఈ మధ్యలో సైనికులు అందరూ ఉంటారండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యం కలిగిన సైనికులు. ఇక వెనక పుచ్చస్థానంలో వల్లభుడు నిలబడి, వల్లభుడు నిన్న మనం చెప్పుకున్నాం, భీముడు నిలబడి ఉన్నారు. వాళ్ళు ఒకే సమయంలో కొన్ని వేల వేల మంది సైనికులను కొట్టారట, ఆ విధంగా దెబ్బతిన్నారు వీళ్ళు. ఈ లోపల మత్స్యరాజును ఓడించడానికి వచ్చినటువంటి సుశర్మిత్ర సామాన్యుడు కాదు, చాలా సులభంగానే మత్స్యరాజుతో యుద్ధం చేశాడు, మత్స్యరాజు ప్రతాపాన్ని కూడా చూపించాడు. కానీ అతడు త్రిగర్తరాజైన సుశర్మ విరాటుని బంధించి తనతో పాటు తీసుకువెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. అది చూశాడు యుధిష్ఠిరుడు. వెంటనే భీమార్జున నకులు సహదేవులకు చెప్పట్టు మీరు వెళ్ళండి అని. వాళ్ళు వెనక వెళ్ళి పట్టుకున్నారు సుశర్మని, మత్స్యరాజుని రక్షించారు. అప్పుడు యుధిష్ఠిరుడితో కలిసి వీరందరూ యుద్ధం చేశారు. ఎప్పుడైతే విరాటుడు బంధింపబడ్డాడో మత్స్యసేనలు వెనక్కి వెళ్ళిపోయాట. కానీ ఎప్పుడైతే యుధిష్ఠిరుడు, భీముడు వీళ్ళందరూ తిరిగి వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళారో మళ్ళీ మత్స్యసేనలు కూడా యుద్ధానికి తిరిగాయని చెప్పారు ఇక్కడ. ఆ యుద్ధం చాలా భీకరంగా జరిగింది. ఆ సుశర్మని గట్టిగా పట్టుకున్నాడు భీముడు. తతో యుధిష్ఠరో రాజా త్వరమాణో మహారథ అభిపత్య సుశర్మాణం శరీరభ్యాహన భృశం. అందులో ధర్మరాజు కూడా అద్భుతమైన యుద్ధం చేస్తాడు ఇక్కడ. ధర్మరాజు పరాక్రమం కూడా సామాన్యం కాదండి, కేవలం ధర్మాలు చెప్పడమే కాదు, ఆయన ప్రతాపం ఆయనకున్నది. ఆయన కూడా యుద్ధం చేశారు, వ్యూహరచన చేసింది ఆయనే. మొత్తానికి ఆ సుశర్మని బంధించి నిజానికి చావ బాధెట్టి భీముడు చంపలేదు మాత్రం. అలా బాధి చిట్ట చివరికి ఇతన్ని సంహరించను, ఎందుకంటే అన్నగారు పరమ దయాళు, ఆయన ఏం చెప్తాడు విని దాన్ని బట్టి చేయాలని వచ్చాట. అన్నగారి దగ్గరికి రాగానే ఈయన విడిచిపెట్టి అన్నాడు ఆయన ఎప్పట్లాగానే. సుశర్మని విడిచిపెట్టారు. ఈ లోపల విజయం సాధించిన విరాటరాజు వీళ్ళందరిని అభినందించాడు, మీ వల్లనే నేను విజయం సాధించాను, మీకు ఈ రాజ్యమంతా ఇస్తాను ఏలుకోండి అని ఆనందంతో అన్నట్ట. వెంటనే వేగుల ద్వారా కబురు పంపించాడు తన యొక్క భటుల ద్వారా, మొత్తం విరాట నగరాన్ని అలంకరించి ఉంచండి, విజయం సాధించిన మేమందరం అక్కడ విచ్చేస్తున్నాం, స్వాగతాలు ఘనంగా ఉండాలి అని. వీళ్ళు ఇంకా రానే లేదు, ఉత్తర గోగ్రహణం జరిగింది అక్కడ. భీష్మో ద్రోణశ్చ కర్ణశ్చ కృపశ్చ పరమాస్త్ర విద్రౌణిశ్చ సౌబలశ్చైవ తథా దుశ్శాసన ప్రభో వివింశతిర్వికర్ణశ్చ చిత్రసేనశ్చ వీర్యవాన్ దుర్ముఖో దుశ్చలశ్చైవ ఏ చైవాన్యే మహారథాః. మహారథులందరూ వచ్చారండి. ఈ యుద్ధం నిజానికి చెప్పాలంటే భారత యుద్ధం ఎలా ఉంటుందో చెప్పడానికి ఒకనొక సూచిక అని మనం భావించవచ్చు ఇక్కడ. ఎవరి బలాలు ఏమిటో తెలిసిపోతుంది ఇక్కడే మనకి. దీన్ని బట్టి పెద్ద దిగులు పడక్కర్లేదు. కానీ ఈ పాఠం వాళ్ళు నేర్చుకోలేదు కౌరవులు, అది వచ్చింది బాధ. ఇక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అదేవిధంగా అశ్వత్థామ, శకుని, దుశ్శాసనుడు, వివింశతుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, దుర్ముఖుడు, ఇలాంటి అనేక మంది రాజులు, మహారథులు వీళ్ళందరూ కూడా బయలుదేరారు. పైగా పుష్టిం గవాం సహస్రాన్ని 60,000 గోవులను తోలుకుపోతున్నారు వీళ్ళు. గోపాలకులు పరిగెత్తుకు వచ్చి నగర రక్షణకి నియమింపబడినటువంటి విరాటరాజ పుత్రుడైన ఉత్తరుడితో మొరబెట్టుకున్నారండి. ఈయన అసలు పేరు భూమింజయుడు అని పేరున్నది. తిరిగి భూమింజయుడిని మొరబెట్టుకున్నారు. ఎందుకంటే మేము యుద్ధానికి వెళ్తున్నాను ఆయన, నగర రక్షణకు నువ్వు మహావీరుడు నువ్వు ఉండు అని చెప్పారట. ఈయన నుంచి వెళ్ళారు. ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఒక్కడే మహావీరుడు ఇప్పుడు అక్కడ ఉన్నది. దృష్ట్వా భూమింజయన్ నామ పుత్రం మత్స్య మానినం తస్మై తత్ సర్వమాచష్ట రాష్ట్రస్య పశురక్షణ. రాష్ట్ర పశురక్షణ బాధ్యత ఇతడిది. ఇప్పుడు వెంటనే అతడు ఏమన్నాడంటే, నాకు కొన్నాళ్ల క్రితం ఒక 30 రోజుల పాటు శత్రువుడితో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నా సారథి మరణించాడు. ఇప్పుడు నాకు సరియైన సారథి లేడు. ఇప్పుడు కానీ సారథి లభిస్తే తగు సారథి దొరికినచో పగతుర భంజించుట ఎంత పని. తగిన సారథి దొరికితే శత్రువుల్ని జయించడం ఎంత పని. అజ్యాహమనుగచ్చేయం దృఢధన్వా గవాం పదం. ఆ గోవుల స్థలముకు వెళ్ళి మొత్తం నేను రక్షిస్తాను. యో మే సారథి కశ్చిత్ భవేద్ అశ్వేషు కోవిద. అశ్వవిద్యలో ప్రవీణుడైనటువంటి వాడు నాకు కావాలి ఇప్పుడు. అతడు కానీ దొరికాడా? ముహూర్త కాలంలో దుర్యోధనుని, అటు భీష్ముని, కర్ణుని అందరిని కూడా సులభంగా సంహరిస్తాను. ఎలాగంటే నేను కానీ యుద్ధానికి వెళితే చూసిన వాళ్ళందరూ కూడా కిన్ను పార్థో అర్జున సాక్షాత్ అయమస్మాన్ ప్రబాధతే. పార్థుడైన అర్జునుడేమో ఆ మీదకు వచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతారు. అలా వెళతాను, వాళ్ళందరినీ సులభంగా జయిస్తాను అంటున్నట్టు. ఎందుకంటే చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు, అబ్బా అబ్బా అంటున్నారు, వీడికి మరింత మురిపో అంతఃపురంలో కూర్చున్నట్టున్నాడు. ఎప్పుడైతే అర్జునుడు అనుకుంటారు అనగానే నసామర్షత పాంచాలి భీభత్సో పరికీర్తనం. అక్కడ ఉన్నటువంటి సైరంధ్రి మాత్రం అర్జునుడితో పోల్చుకోవడాన్ని చూసి ఓర్వలేపోయింది అండి. ఇక్కడ వీడా అర్జునుడితో పోల్చుకుంటాడని. ఈ లోపల ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళల్లా కలిసిపోయాడు ఒక ఆయన బృహన్నర. ద్రౌపదికి సైగ చేసి పక్క పిలిచాట. పిలిచి, ఇదే సరియైన సమయం, అయం వై పాండవస్యాసీత్ సారథి సమ్మతో దృఢ. ఇది గొప్ప సమయం. ఎందుకంటే అతీత సమయే కాలే మన యొక్క అజ్ఞాతవాస సమయం కూడా పూర్తయింది. కనుక ఇది మంచి సమయం. నువ్వేం చెప్తావంటే సారథి గురించి దిగులు పడకు, బృహన్నల సారథిగా ఉంటుందని చెప్పు అనగానే అక్కడ ఉన్నటువంటి ఆమె లేచి నిలబడి, యోసౌ బృహద్వారనాభో యువా సుప్రియ దర్శన అర్జునస్య తదానేన సంగృహీత హయోత్తమ. ఇక్కడ మంచి బలిసిన శరీరంతో ఉన్నాడే ఇక్కడ ఎవరు షండవేషంలో ఉన్నటువంటి బృహన్నల, ఇతడు నీకు సారథ్యం వహిస్తాడు. ఇతడా అను ఆశ్చర్యపోకు, ఇతడు అర్జునుడికి సారథిగా ఉన్నట్ట. ఈయనే చెప్తే విన్నాను నేను, ఖాండవ వన దహన సమయంలో ఈయనే సారథిగా ఉన్నట్ట అక్కడ. ఇలా ఎన్నిటో ప్రధానమైన ఘట్టాల్లో అర్జునుడికి సారథిగా ఇతడే ఉన్నాడు. ఇతడిని సారథ్యం అడుగు అంటే ఎంత మహాపురుషుణ్ణి, ఒక పేడివాడిని సారథిగా పిలవాలా? అది ఉత్తరం అడగమని చెప్పు అన్నట్ట. అంటే చెల్లెల్ని అడగమని చెప్పాడు. ఏఎం కుమారి శుశ్రోణి భగినీతే అవియసి. అందుకే అందరికంటే చిన్న ఆమెనటువంటి ఆమె ఆ చెల్లెలు. ఆమె వెళ్ళి, ఇప్పుడు మా రాజ్యానికి ముప్పు ఏర్పడింది, గోసంపదకు ముప్పు ఏర్పడింది, కాబట్టి మా అన్నగారికి నువ్వు సారథిగా వెళ్ళాలి అంటే తప్పకుండా వెళతాను అని అంగీకరించాడు. అంగీకరించి నేను వస్తున్నానయ్యా అని చెప్పాట. భవదీయ ప్రార్థన చే దిబిరి పరమ దుష్కరములు తీర్చి అయిన ఉత్సవమునరించదా సారథ్య విధంబు ఒకడనగనేల అంబుజవదన. ఒక్క సారథ్యం ఏంటయ్యా, నువ్వు అడగాలే కానీ నీకు ఉత్సవం కలిగే అన్ని గొప్ప ఘనకార్యాలు చేసి పెడతానన్నట్ట. అన్వగచ్చత్ విశాలాక్షిం గజం గజవధూరివ. ఈ విధంగా ఆ మదపుటేనుగులా పెడుతున్నటువంటి ఆ అర్జునుని ఆ ఉత్తరు కూడా అనుసరించి పంపించినది. అతడు రథాన్ని తోలుతూ ఉన్నాడు. క్రమంగా అటు కౌరవుల సేన వైపు రథం వెళుతున్నది. అర్జునుడు సారథి కాదు, బృహన్నల సారథి. ఉత్తరుడు ధనుస్సు పట్టుకున్నాడు, చాలా ఉత్సాహంగానే వెళ్ళాడు. ఎంతవరకు? వాళ్ళు కనబడే వరకు. అథోత్తరాచ కన్యాశ్చ సఖ్యస్థామ బ్రహ్మస్తథ. అంతేకాదు, ఆ వెళుతూ ఉన్నప్పుడు తాను గురువుగారు గనక బృహన్నలతో ఉత్తర ఒక మాట అన్నదిట, నాకు మంచి బొమ్మలు చేసుకోవడానికి కావలసిన రంగురంగుల వస్త్రాలు కావాలి. ఆ వచ్చిన కౌరవులు రకరకాల వస్త్రాలు తలపాగాలు వేసుకుని వస్తారు కదా, నాకు కుచ్చుళ్ళు అవన్నీ ఇస్తే నా బొమ్మలకు పెట్టుకుంటాను అంతే. ఇక్కడ ఎవరు ఉత్సాహం వాళ్ళది, ఏం చేస్తాం. సరే, మొత్తానికి ఈ విధంగా అక్కడ పొలిమేరల దాకా వెళ్ళేటప్పటికి దగ్గరలో శ్మశానము, ఇటువైపు పొలిమేరలు కనుక మొత్తం సేనలు ఉన్నాయి, కౌరవ సేనలు. ఆ కౌరవ సేనలు అప్పటికే గోవుల్ని బంధించి ఉంచే తమ హస్తగతం చేసుకున్నాయి. అది దూరం నుంచి ఇంచుమించు చాలా దూరం నుంచి చూశాడు ఉత్తరుడు. ఎన్ని కబుర్లు చెప్పాడు వచ్చారండి. హృష్ట రోమా భయోద్విగ్న పార్థం వైరాటి రబ్రవీత్. కిరీటితో వైరాటి అంటున్నట్ట, అంటే విరాటరాజ పుత్రుడైనటువంటి ఉత్తరుడు అంటున్నాడు. నోత్సహే కురుభిర్యుద్ధం రోమహర్షం హిపశ్యమే. ఒక్కసారి నా ఒళ్ళు చూడు, ఒళ్ళ వణికిపోతుందో, ఒళ్ళు వణికిపోతుంది, జలధరిస్తోంది, సుమా చెమటలు పడుతున్నాయి. అందుకు ప్రతియోద్ధం నశక్ష్యామి కురు సైన్యం అనంతకం. ఎంత సేన వచ్చారు, నిలబడ్డ వాళ్ళు ఒక్కొక్కటి సింహంలా ఉన్నారు. నేను వీళ్ళని ఎదుర్కొనలేను సుమా. ఇట్టగు టెరుగక వచ్చితి మెట్టుకో, ఇట్టగు టెరుగక వచ్చితి మెట్టుక మనభంగి వీరులందరును కడున్ బెట్టి బెట్టెదరు మనకు మార్కొను నట్టి కొలది కాదు భీతి అడరెడు తోడ్తో. భయం కలుగుతోందయ్యా. పైగా కౌరవసేన జూచి వడకెం దొడగెన్ మదితోడ మేను. మనసుతో పాటు శరీరం కూడా వణికిపోతుంది కౌరసేన చూస్తుంటే. నీ ఊరకు పోవుచునుకు ఇది ఒప్పునే, నేను తరుస్తున్నా రథం తోలుకుపోతున్నావేంటి కొడుస్తుమా. నీ ఊరక పోవుచునుకు ఇది ఒప్పునే ఇప్పటి భంగి జూచినన్ వీరల నేను మార్కొనమి నిశ్చయం. ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే వీళ్లతో నేను ఎదుర్కొనలేని నిశ్చయమైపోయింది. అందుకే అట్లగుటన్ రయంబునం తేరుమరల్పు. రథాన్ని వెనక్కి తెప్పవయ్యా, ప్రాణములు తీపన మున్ వినమే బృహన్నలా. ప్రాణములు తీపన మున్ వినవే బృహన్నలా. వాడు బాధపడింది. ఎందుకంటే ఎందుకు చెప్పాలిపోతామంటే ప్రాణాలు తీపి. అప్పుడు ఆయన అన్నట్ట, ఇదేమైనా బాగుందా, స్వయమేవ చ మామార్థ వహమాం కౌరవాన్ ప్రతి. నువ్వేమని చెప్పో, నన్ను కౌరవుల దగ్గర తీసుకుపో ఉన్నావు అంతే కదా. అంతఃపురంలో వాళ్ళందరి ముందు ఎన్ని చెప్పావయ్యో కబుర్లు, ఉత్తర ప్రగల్భాలని. అందుకే పేరు వచ్చింది. భారతంలో ఎన్నో భారతీయ జనజీవనంలో కలిసిపోయేయండి. శల్య సారథ్యం, ఉత్తరుని ప్రగల్భాలు, ధర్మరాజు లాంటి వాడండి ఈ మాటలన్నీ. అందుకే ఎవరు ఎంత తలకిందులుగా దుష్ప్రయత్నాలు చేసినా భారతీయుల గుండె చప్పుడు రామాయణ భారతాలు, వాళ్ళ రక్తంలో ప్రవహిస్తుంటాయి రామాయణ భారతాలు తీసుకోండి ఇక్కడ. అది వాటి యొక్క సజీవమైనటువంటి పాత్రలు ఇందులో కనబడుతున్నాయి. స్వమే స్వయమే వచ మామాత్త వహమాం కౌరవాన్ ప్రతి. నువ్వే పంపించమన్నావు, నేను తీసుకొచ్చాను ఇక్కడికి. పైగా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళందరి మొహం ఎలా చూస్తావు నువ్వు. అంతిపురములోన కలయంగన వెళ్ళను నిమ్మనంబులన్. నువ్వు ఆ బోల్డ్ని కబుర్లు చెప్పు. సంతస మందగా పశుల జయ్యన తెచ్చెదనంచు భూని నీవెంతయు మేటివై అరదమెక్కి రయంబున తెచ్చి ఇచ్చెనంటి. ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేమని బాగుందా అని అనగానే నన్ను ఆడవాళ్ళు అవమానిస్తే అవమానించి వీళ్ళు మొత్తం ఈ రాజ్య సంపదంతా దోచుకుపోని ముందు నా ప్రాణాలని దక్కించుకోవాలి. కామం హరంతు మత్స్యానా భూయాంస కురవో ధనం ప్రహసంతు చ మా నార్యో నరావాపి బృహన్నలే. ఆడవాళ్ళు నవ్వని, మగాళ్ళు నవ్వని, మొత్తం మత్స్యరా సంపదలు పోని, సంగ్రామేణ చ కార్యం మే, నేను యుద్ధంలో నేను ముందుకు వెళ్ళలేను అని ఇత్యుక్త్వా ప్రాద్రవద్భీతో రథాత్ ప్రస్కంద్య కుండలి. ఒక్కసారిగా హఠాత్తుగా రథం నుంచి దుముకెట్టండి. ఇక్కడ నేను కాసేపు రథం ఆపి మాట్లాడాడు బృహన్నల, అంతే అదే అదనుగా తీసుకుని ఒక దుముకు దుముకి పారిపోవడం మొదలుపెట్టాడు. అతడి పారిపోతుంటే ఈయన దిగాడు. పైగా బృహన్నల వేషానికి తగ్గట్టుగా దీర్ఘాం వేణీం విధున్వాన సాధురక్తే చ వాససి విధూయ వేణీం ధావంతం అజానంతోర్జునంతధా ఏవముక్త్వాత్ కౌంతేయ సోవప్లుచ్చరథోత్తమాత్. నిజంగా బొమ్మ గీసినట్టు వర్ణిస్తాడు వ్యాసుడు. అందుకే నిలిచిపోయింది భారతం. దీన్ని ఎవరో మళ్ళీ చిత్రీకరించి సెల్యులాయిడ్ మీద చూపించక్కర్లే, చక్కగా వినగలిగితే మన మనస్సునే సెల్యులాయిడ్ చేసి అద్భుతంగా వ్యాసుడే ప్రొజెక్ట్ చేస్తారండి భారతాన్ని. ఇది తెలుసుకోవాల్సింది. అంత రమ్యంగా కనిపిస్తుంది ఇక్కడ దృశ్యం. ఎలా వెళుతున్నాడయ్యా వెనకాల బృహన్నల అంటే, పొడుగైన జుట్టు విదిల్చి ఎర్రని వస్త్రం ధరించాడు, పైకెత్తి పరుగెడుతున్నట్టండి వెనకాల. అది చూసి అటున్న కౌరవులందరూ ఇప్పుడు మీరు నవ్వినట్టు నవ్వేట. ఎలా పరిగెడుతున్నాడు చూడ పేడివాడు అంటున్నారు దూరం నుంచి. వాళ్ళకి కనిపిస్తే దూరం నుంచి చూస్తుంటే ఆ శరీరాకృతి ఏదో అర్జునుల్లో ఉందో అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఉత్తరంత ప్రధావంతం అభిర్జ ధనంజయ గత్వా పదశతం తూర్ణం కేశపక్షే పరామృషత్. ఇంకా 100 అడుగులు దూరంలో ఉండగానే అర్జునుడు ఆ ఉత్తరుడు యొక్క జుట్టు పట్టుకున్నాడు గట్టిగా, దగ్గరికి లాగాడు. ఏమిటయ్యేది అని అంటే భయంతో వణుకుతున్నాడు ఆయన. అప్పుడు ఒక మాట అన్నాడు, పోన్లే నీకు యుద్ధం చేయడానికి ఉత్సాహం లేకపోతే యుద్ధం చేయాలనుకుంటున్న నాకు నువ్వు సారథిగా ఉండు అని చెప్పాడు. ఇక్కడ ఎది నోత్సహసే యుద్ధం శత్రుభిశత్రుకర్షణ ఏహి మే త్వం హయాన్యచ్చ యుద్ధ్యమానస్య శత్రుభి. పలకరింపుల్లోని ఎత్తి పొడుపులు ఎంత బాగున్నాయో చూడండి. శత్రుకర్షణ, శత్రువుని నాశనం చేసేవు మహానుభావ, కనీసం సారథ్యం వహించవయ్యా, నేను యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అంటే ఇది ఆశ్చర్యపోయాడు. పోనీ ముందేదో ఈ మాట అన్నాడు. నువ్విప్పుడు రథాన్ని సారథ్యం వహించి అక్కడ కనిపిస్తున్న శమీవృక్షం దగ్గరికి తీసుకువెళ్ళి ఉన్నాడు. గాంధీవం పునరాదాతం ఉపాయాత్తాం శమీం ప్రతి ఉత్తరం స సమాశ్వాస్య కృత్వాయంతారం అర్జున. ముందు తన యుద్ధం చేయొద్దు అన్నాడు కనుక చాలా సంతోషించాడు. ఇంకోటి ఉత్తరుడు గొప్ప సారథి అండి, ఇది మాత్రం మెచ్చుకోవాల్సిందే. గొప్ప సారథి, సారథ్యం చిన్నమాట కాదు, సారథ్యం గొప్పది. ఇప్పుడు సారథ్యం గొప్పదని తెలిస్తే తర్వాత గొప్ప సారథిని చూడబోతాం మనం తర్వాత. ఎందుకంటే శత్రువుల మధ్య రథాన్ని నడపడం అంటే సామాన్యం కాదండి. సారథి మొదటి రక్షకుడు అతడే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు సారథికి కూడా యుద్ధ నైపుణ్యం తెలియాలి, అస్త్రశస్త్రాల యొక్క వైఖరులు తెలియాలి. ఏ అస్త్రం ఏ శస్త్రం ఎలా ఉంటుందో పనిచేది. కేవలం డ్రైవింగ్ కాదండి, బోల్డ్ంత నాలెడ్జ్ ఉండాలి. శత్రు మధ్యంలో ప్రవేశించినప్పుడు తన రథికుణ్ణి ఎలా రక్షించుకోవాలో సారథికి తెలియాలి. అలాంటి నైపుణ్యం ఉన్నవాడు. అందుకే సారథ్యం అంటే చాలా ఉత్సాహపడ్డట. ఉత్సాహపడి వెంటనే ఆ రథాన్ని తిప్పుతున్నాడు. ఇది దగ్గర ఇంచుమించు దూరం నుంచి గమనించారు సామాన్యులు కారు కదా ఒక్కొక్కరు కూడా. అందులో అనుకుంటున్నట్ట ద్రోణుడు అంటున్నాడు, చూస్తూ ఉంటే మనకి అర్జునుడిలా అనిపించట్లేదు. అర్జునుడే అయితే మాత్రం ఇప్పుడు ఎందుకు బయటపడతాడు? బయటపడ్డాడు అంటే తెలివి తక్కువగా బయటపడ్డాడు. ఏదో అతడు లెక్క అతడుకుంటుంది, అజ్ఞాతవాసం పూర్తయి ఉంటుంది. వెరవరిగాక వీడు కురువీరులకు బొడసూపు వాడే అచ్చరు ఒక మ్రాణి పేరన్నిట సేరగ వచ్చుచునున్నవాడు. పేరును డైరెక్ట్గా అనలేదండి ద్రోణుడు. ఎంత చమత్కారంగా చెప్తున్నాడంటే ఒక చెట్టు పేరున్నవాడు, అదేవిధంగా లంకని తగలబెట్టిన వాడిని ధ్వజం మీద కలవాడు. పేరు నేరుగా అనలేదు, పక్కన వాడు ఎవరు పోల్చుకోకుండా ఉండడానికి. నదీజ లంకేశవ నారి కేతుర్నగాహ్వయో నామ నగారి సూను ఏషోంగ నావేషధర కిరీటి జిత్వావయం నేష్యతి చాద్యగావ. అర్జున నామం రాకుండా జాగ్రత్తగా రాశారు. అదే తెలుగు చేస్తూ ఒక మ్రాణి పేరనిట చేరగ వచ్చుచుచున్నవాడు అహంకరణమగాని ఎండొకటి గానడు మూర్తి విశేష మారయన్ సురపతి ఎట్ల వీని మది చొప్పది ఎట్లు ఎరుంగనయ్యడ అని ద్రోణుడు అంటున్నాడు. ఇది సామాన్యుడు కాదయ్యా, ఆ వస్తున్నటువంటి తీరు చూడు ఎలా ఉన్నదో. సింగం బాకటితో గుహాంతరమునం చెట్పాటుమై నుండి మాతంగ స్ఫుర్జిత యూధ దర్శన సముజ్జక్రోధమై వచ్చునోజన్ కాంతార నివాస ఖిన్నమతి అస్మత్సేనపై వీడే వచ్చెన్ కుంతీసుత మధ్యముండు సమరస్తేమాభిరామాకృతి. నిజంగా తెలుగు భాషలో పుట్టడం ఎంత అదృష్టం అండి, సామాన్యం కాదు ఇక్కడ. కానీ ఒక్క తెలుగు పద్యం కూడా చదవకుండా బతకడం ఎంత దురదృష్టం అండి. ఏమి అందమైన పద్యములు, ఏమి శిల్పము. అందుకే ఒక నన్నయ్య ఒక తిక్కన, అందులో తిక్కన్న తెలుగు పడుకుబడి సామాన్యంగా తిక్కన్న పలుకులో తీయందనాలు అన్నారు. ఇక్కడ తెలుగు తీయదనమంతా తిక్కన పలుకుల్లో వచ్చింది. సంస్కృతంతో చట్టాపట్టాలు వేసిన తెలుగు నన్నయ్య గారు అందిస్తే సంస్కృతంతో ఉంటూనే తనదైన వ్యక్తిత్వాన్ని తెలుగు తిక్కన గారి పలుకుల్లో చూపించుకుందండి. అందుకే తిక్కన మొత్తం తెలుగు సాహిత్యంలో అంత రాసి అంత వాసి కలిగిన వాడు తిక్కన ఒక్కడే. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ 15 పర్వాలు ఒంటి చేత్తో నడిపిన మహానుభావుడు సామాన్యుడు కాడు. ఒక్కొక్క పద్యం రాస్తే వింటే చాలా హృదయం మనకు వ్యక్తమవుతుంది, స్వరూపాలు కనబడతాయి. చదవడం చేతనవ్వాలి అది. మళ్ళీ తిక్కన తర్వాత అంత రాసి అంత వాసి కలిగిన ఒక్క మహానుభావుడు ఉన్నాడు, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. వారిద్దరిని మనం నమస్కారం చేసుకోవాలి. సింగం బాకటితో గుహాంతరమునం చెట్పాటుమయ్యుండి, అంతవరకు గుహలో ఉన్న సింహం ఆకలితో బయటకు వచ్చిందిట. రాగానే దాని ముందు ఏనుగులు గుంపు కనబడితే అటు ఆకలి ఇటు క్రోధము అన్నీ కలిగి సింహం ఎలా ఉంటుందో మనల్ని చూసి అలా ఉన్నాడు అర్జునుడు అన్నాడు. ఆ మాట ఎంత అందంగా వర్ణించాడు ఇక్కడ. పైగా చూడడం ఆ తీవ్రత, మాతంగ స్ఫుర్జిత యూధ దర్శన సముజ్జక్రోధమై వచ్చునో జన్. అర్థమైనా కాకపోయినా భావమంతా పదంలో వినబడుతుంది చాలు కదా. అలా వస్తున్నాడు. కాంతార నివాస ఖిన్నమతి, గుహలో సింహం ఉన్నట్టు ఇన్నాళ్ళు అడవులు పాలి ఇప్పుడు వస్తున్నాడు అతను చూడు. సయేష పార్థో విక్రాంత సవ్యసాచి పరంతప నా యుద్ధేని నివృత్తేత సర్వైరపి సురాసురై. అతడు కానీ ఎదురు నిలబడితే దేవదానవులందరూ కలిసి వచ్చినా అతను ఎదుర్కొనలేరు, ఉండబట్టలేక ద్రోణుడు అన్నాడండి. ఎంత అన్నా పక్కన వినేశాడు కర్ణుడు. విని సదాభావాన్ పల్గుణస్య గుణైరస్మాన్ వికర్థసే, నువ్వెప్పుడు మా ముందు అర్జునుడు గుణాలని పొగుడుతూ ఉంటావే. అసలు అర్జునుడు నా చార్జున కళాపూర్ణో మమ దుర్యోధనస్య చ, నా దగ్గర కానీ దుర్యోధనుడు కానీ దగ్గర కానీ మా పరాక్రమంలో 16వ భాగం కూడా వాడికి పరాక్రమం లేదు సుమా, అతను నువ్వు పొగుడుతావా అని అంటుంటే దుర్యోధనుడు అంటున్నాడు, అతడే అర్జునుడైతే మా భాగ్యమే పండింది. ఎందుకంటే అతడు అజ్ఞాతవాసనీయం దెబ్బతిన్నట్లే కదా, ముందే తెలిసిపోయినది అని అంటూ ఉన్నారు. ఈ లోపల వీళ్ళ దాకా వస్తున్నటువంటి రథం అటు తిరిగిందండి, చెట్టు వైపు పెడుతోంది, శమీవృక్షం వైపు. అక్కడికి దిగి నువ్వు ఆ చెట్టు ఎక్కి అక్కడ కనబడుతున్నటువంటి ఆ మూట విప్పు అని చెప్పాడు. వ్యాయామ సహమత్యర్థం తృణరాజ సమం మహత్. పైగా అందులో ఆ మూట విప్పడానికి భయపడ్డాడు, ఇది శవం అన్నాడు. ఇదేమి శవంలా కనిపిస్తోంది కానీ కాదయ్యా, ముందు అది విప్పు అని చెప్పాడు. అప్పుడు ఇది విప్పి చూడగానే కాంతిమంతమైన ఆయుధాలు కనబడతాయి, వెలిగిపోతున్నాయి. నిజానికి అవి పట్టుకు వెళితే ఎవడైనా పోల్ చేస్తారు, అందుకే దాచిపెట్టారు. కాంతిమంతమైన ఆయుధాలు, అలాగే ఐదు ధనుస్సులు, ఖడ్గములు, అమ్ముల పొదులు, గద, ఇవన్నీ కనబడుతున్నాయి. అవి చూశాడు. అందులో మళ్ళీ అద్భుతమైనటువంటి కాంతిమంతమైనటువంటి వెలిగిపోతూ విస్తారంగా ఒక తాటి చెట్టంత ప్రమాణముతో ఉంటూ గడ్డి కప్పబడి ఉన్నటువంటి కాంతివంతమైన ధనుస్సును చూశాట. ఆ ధనుస్సు ఏమిటి అంటే అది అర్జున్ని ధనుస్సు, గాంధీవము, నమస్కారం చేసుకుని తీయు అన్నాడు. ఇక్కడ వెంటనే అర్జునుడి యొక్క మాట వినబడింది. ఇప్పుడు ఆశ్చర్యపోయాడు అక్కడ ఉత్తరుడు, ఇదేమిటి అనుకున్నాడు. ఇక్కడ పై ఇతర ఆయుధములు ఏమిటో కూడా చెప్తాను విను అన్నాడు. అందులో ఏ ఆయుధముల లక్షణములు ఏమిటి, ఎలా ఏ ధనుస్సు ఉంది, ఏ ధనుస్సు మీద ఏ ఏ రత్నములు పొదగబడి ఉన్నాయి, ఆయా రత్న లక్షణాల బట్టి, ధనుర్లక్షణాల బట్టి ఏది ధర్మరాజుది, ఏది భీముడిది, అదేవిధంగా నకుల సహదేవులది ఏది, ఇవన్నీ కూడా వివరించాడు ఇక్కడ ధనుస్సుని. అదేవిధంగా అక్కడ అమ్ములు పొదులు, ఖడ్గములు, వీటన్నింటిని వివరిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఆ మహాత్ములైనటువంటి పాండవుల ఆయుధములా ఇవన్నీ కూడా, కానీ పాపం ఎక్కడున్నారో ఏమిటో వారి గురు జాడే తెలియట్లేదు. దుర్మార్గులైన కౌరవుల యొక్క దోషాల వల్ల, కుట్రల వల్ల అడవుల పాలై ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఎవరికీ తెలియకుండా ఎక్కడున్నారు ఏమిటో. అసలు ఆ మహాతల్లి మహాపతివ్రత ద్రౌపది కొచ పంచాలి శ్రీరత్నమితి విశ్రుత, స్త్రీలలో అటువంటి గొప్ప స్త్రీ లేదు అంటారే, ఆ అమ్మ ద్రౌపది ఎక్కడున్నదో అని ఒక్కసారి కన్నీళ్ళు వచ్చేట మహానుభావుడు ఉత్తరుడికి. అది చూశాడు కింద నుంచి, ఎందుకంటే వీళ్ళు మిత్రులు, విరాటరాజు వంశమంతా కూడా పాండవులకి మిత్రులు. అహమస్మి అర్జున పార్థ, ఎవరెవరో చెప్తున్నట్టు ఇప్పుడు, అహమస్మి అర్జున పార్థ, నేను అర్జునుణ్ణి అనగానే ఒక్కసారి వణికి ఆనందంగా నమస్కారం చేస్తున్నాడండి. మిగిలిన నలుగురు కూడా ఎక్కడున్నారో చెప్తున్నాను. సభాస్తారో యుధిష్ఠిర, సభాపూజ్యుడిగా మీ నాన్న దగ్గర ఉన్నటువంటి మహానుభావుడు, శాస్త్రవేత్త అతడు యుధిష్ఠిరుడు, కంకుడు. వల్లవో భీమసేనస్తు పితుస్తే రసపాచక, మంచి మంటలు వంటి వల్లవుడు. అలాగే అశ్వబంధోద నకుల సహదేవస్తు గోకులే సైరంధ్రీం ద్రౌపదీం విద్ధి యత్కృతే కీచకాహతాహ. ఈ మాట ఎప్పుడైతే విన్నాడో ఆనందించాడు, కానీ కొంచెం సందేహించాడు. రూపం ఉంది కదా అదొకటి. నిజంగా నువ్వు అర్జునుడు అయితే అర్జునుడికి ఒక 10 పేర్లు ఉన్నాయి, అవి చెప్పగలవా అన్నాడండి. ఇక్కడ ఇది సామాన్యం కాదండి, విరాట పర్వం అంతా, అసలు భారతమే మంత్ర సంహితం అని చెప్పుకున్నాం, అందులో విరాట పర్వం మరింత విశేషం. రామాయణంలో సుందరకాండకి ఎంత ప్రాధాన్యమో విరాట పర్వానికి అంత ప్రాధాన్యం అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ అర్జునుడి పేర్లు అర్జునుడే చెప్తున్నాడు, ఏకాగ్రంగా విని చెప్తున్నా అన్నాడు. అర్జున ఫల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన బీభత్సుర్ విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఇవి మొత్తం 10 పేర్లు అన్నాడు. పేర్లు కాదయ్యా, వాటి అర్థాలు చెప్పగలవా అన్నాడండి. పరీక్ష పెట్టాడు మరి అర్జునుడిని తేలాలుగా. ఇప్పుడు అర్థాలు చెప్తున్నాడు. ఇది నిజానికి అర్జున నామ నిరుక్తము అన్నాం. ఇది విష్ణునామాలకు వ్యాఖ్యానం ఉంది కానీ అర్జున నామాలకి అంటే అర్జునుడు విష్ణువుకి భిన్నుడు కాడు. ఈ మాట తర్వాత భీష్ముడు చెప్తాడు. మనం ముందే తెలుసుకుని అర్జున నామాలు శ్రద్ధగా వింటే చాలు, పంచభూతముల రక్ష లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నీకు కేనాసి విజయోనామ కేనాసి శ్వేతవాహన పేర్లు ఎలా వచ్చాయో చెప్పున్నాడు. ఒక్కొక్క దానికి క్లుప్తంగా అర్థాలు చెప్పుకుందాం. సర్వాన్ జనపదాన్ జిత్వా విత్తమాదాయ కేవలం మధ్యే ధనస్య తిష్టామితేనా హుర్మాం ధనంజయం. నాకు ధనంజయుడని పేరు ఎందుకు వచ్చిందంటే, రాజసూయ యాగంలో రాజులందరినీ జయించి ఆ ధనమంతా తీసుకువచ్చి అప్పగించి ఉన్నాను కనుక నాకు ధనంజయుడని పేరు వచ్చింది. అందుకే తీసుకొచ్చిన ధనం మధ్యలో నేను ఉన్నప్పుడు నన్ను ఆ పేరుతో పిలిచారు, అది స్థిరపడింది. అదేవిధంగా నాకు విజయుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇంతవరకు నేను ఏ యుద్ధానికి వెళ్ళినప్పటికి కూడా అపజయం అనేది పొందలేదు. ఇది తెలుసుకోవాలండి విజయుడు. ఎందుకంటే దేవతలకు సాయంగా వెళ్ళి అసురు సంహారం చేశాడు మహానుభావుడు. దీన్ని బట్టి అలౌకికమైన ప్రతాపం ఉన్నది ఆ మహానుభావుడికి. అంతేకాదని శ్వేతవాహనుడిని పేరు ఎందుకు వచ్చింది అంటే, బంగారుపు అలంకారాలతో ఉన్న తెల్లని గుర్రములు, కాండవ వనదహన సమయంలో అగ్నిదేవుని యొక్క ఆనతి మేరకు వరుణుడిచ్చినటువంటి దివ్యరథం, ఆ రథానికి పూంచబడినటువంటి శ్వేత అశ్వములు, దాన్ని బట్టి నా శ్వేతవాహనుడు అని పేరు వచ్చింది. ఇక ఫల్గుణుడని పేరు ఎందుకు వచ్చిందంటే, ఉత్తరాభ్యాం ఫల్గుణిభ్యాం అంటే మనం మొదట చెప్పుకున్నట్టుగా పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని సంధిలో ఉద్భవించాను కనుక ఫల్గుణుడు అని పేరు వచ్చింది. ఇక నా కిరీటి అని పేరెందుకు వచ్చిందంటే, నివాత కవచలు అనబడేటువంటి అసురుల్ని ఇంద్రుని యొక్క మాట మేరకు సంహరించగానే ఇంద్రుడు దివ్యమైన కిరీటాన్ని నా తలపై పెట్టాడు. అందుకు ఎవరికీ దొరకని కిరీటం పెట్టబడింది కానీ కిరీటి అని పేరు నాకు వచ్చినది. అదేవిధంగా నేను యుద్ధం చేసేటప్పుడు ఎవరికీ ఏవగింపు అనేది కలిగించకుండా యుద్ధం చేస్తాను, అందుకు బీభత్సుడు అని పేరు నాకు వచ్చినది. అంతేకాదు గాంధీవాన్ని కుడి ఎడమ చేతులతో కూడా ప్రయోగించగలను నేను. కొందరు ధనుస్సును కేవలం ఒక హస్తంతో ప్రయోగించగలరు కుడి చేతితో, నేను అలవోకగా రెండు హస్తములు ప్రయోగిస్తాను కానీ సవ్యసాచి అని పేరు నాకు వచ్చినది. అంతేకాదు నాకు అర్జునుడిని పేరు ఎందుకు వచ్చిందంటే, ఇది అర్జునుడి పేరు గురించి చెప్పినప్పుడు చెప్పింది, ఇక్కడ అర్థం మనకు కనబడుతుంది. అర్జునుడు నిజానికి చామనచాయి రంగేనండి, ఒక నల్లవాడే, అందుకే ఆయనకి కృష్ణ అని పేరు ఆయనకి ఉన్నది, నల్లవాడే. కానీ అర్జునుడు అంటే తెల్లవాడని అర్థం. ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నా ఇక్కడ. కరోమి కర్మ శుక్లంచ తస్మాన్ మాం అర్జునం విదుహు. నేను ఎప్పుడు తెల్లని పనులే చేస్తాను కనుక నాకు అర్జునుడు అంటారు. తెల్లని పనులు అంటే మాలిన్యము లేని పనులు, సత్వగుణముతో కూడిన ధర్మకార్యాలు మాత్రమే చేస్తాను అంటే అర్జునుడు జీవితంలో మచ్చ అనేది లేదు. ఇది తెలుసుకోవాలి, నిర్మలమైన చరిత్రను అర్జునుడు, కించిత్ కూడా అర్జునుడి గురించి శంకించడానికి లేదు, అటువంటి నిర్మల చరిత్రుడు. అందుకే నైర్మల్యానికి సూచనగా అర్జునుడు అనే పేరును నాకు లభించింది సుమా. ఇలా తన పేర్లకి అన్ని అర్థములు చెప్పాడు. నా తండ్రి నాకు పెట్టిన పేరు కృష్ణ అన్నాడు. అసలు పేరు కృష్ణుడు. చూడండి, దీన్ని బట్టి భారతంలో కృష్ణులు నలుగురు, మర్చిపోవద్దు. మనం మొదట చెప్పుకున్న అంశములు గుర్తెచ్చుకుంటే చాలు. ఈ విధంగా చెప్పగానే పరమోత్సాహ భరితుడై అలాంటి అర్జునుడికి సారథ్యం వహిస్తూ ఉన్నాన్న ఆనందంతో రథాన్ని నడిపాడు. ప్రీతోస్మి పురుష వ్యాఘ్ర. ఎప్పుడైతే ఉత్సాహంతో రథం నడుపుతున్నాడో నాకింకా భయం లేదయ్యా నువ్వుంటూ ఉంటే అన్నాడు. నీకు భయం లేనందుకు నాకు ఆనందం కలిగింది, పద రథాన్ని తీసుకువెళ్ళి తొందరగా అన్నాడు. అటు రథం వెళుతుంది. ఆ వెళుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నది అనగానే ముందు తన చేతిలోకి శంఖం తీసుకున్నట్ట. ఈ శంఖం ఇంక ఊదలేదండి, రథం పట్టబోతున్న నీ శంఖం తీశాడు. గుర్రాన్ని కదిలించబోతూ ఉంటే నాలుగు గుర్రముల మీద నాలుగు శక్తులు కనబడుతున్నాయి. ఇది ఒక రహస్యమైన అధ్యాయం అండి, ఇది ఇక్కడ చాలా లోతుగా చూడవలసింది. ఆ గుర్రములు ఉండగా ఉత్తరుడికి ఒక్కసారి దారుకో వాసుదేవస్య యథాశక్రస్య మాతలకి, విష్ణువు రథానికి సారథైన దారుకుడు, ఇంద్రుడి రథానికి సారథైన మాతలో అన్నట్టున్నట్ట. ఎవడు ఉత్తరుడు? గుర్రముల్లో ఒకటి దక్షిణామ్యో ధురం యుక్త సుగ్రీవ సదృశోహయ. సుగ్రీవుడు అనబడేటువంటి గుర్రమా అన్నట్టుందరు దక్షిణం వైపు ఉన్నటువంటి గుర్రం. మరొక గుర్రము ఆ ఎడమ ప్రక్క మ్రోస్తి మోసేది మేఘపుష్పముతో సమానముగా ఉన్నది అన్నాడు. ఇంకొక వైపు ఉండేటువంటి గుర్రం శైభ్యముతో సమానముగా ఉన్నది, మరొకటి వలాహకంతో సమానముగా ఉన్నది అన్నాడు. నిజానికి నాలుగు గుర్రాల పేర్లు కృష్ణుడు రథానుకున్న గుర్రాల పేర్లండి, ఇది తెలుసుకోవాలి. శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు. ఇప్పుడు నిజానికి రథం ఎవరిది? ఉత్తరుడు పట్టుకొచ్చాడు కానీ ఇక్కడ నిలబడ్డాడు. అసలు ధ్వజం ఏది ఉండాలి? వాళ్ళు తెచ్చుకున్నప్పుడు ఏ ధ్వజం ఉందో, చిహ్నము లేకపోవచ్చు కూడా, ఏదో ఉంది అక్కడ ధ్వజం. కానీ అర్జునుడు ఎక్కిన వెంటనే ఆ రథం మీదకి నాలుగు గుర్రములు సభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములుగా కనబడ్డాయి. అంటే కృష్ణుడు సారథ్యం వహించితే ఏ రథం ఉండాలో, కృష్ణుడు వెళుతూ ఉండగా ఏ రథం ఉండాలో, ఆ రథము యొక్క అశ్వముల శక్తులు కృష్ణుని అనుగ్రహం చేత ఇక్కడ ఆవహింపబడ్డాయి. ఇది అండి దీనిలో ఉన్నటువంటి రహస్యం. ఇక్కడ కృష్ణరథం సామాన్యం కాదు, అది సూర్యమండలం నుంచి వచ్చినది, అది వైకుంఠము నుంచి సూర్యమండలం ద్వారా వచ్చింది. సూర్యమండలము భూలోకానికి ఊర్ధ్వలోకానికి మధ్య గేట్వే లాంటిదండి, అక్కడి నుంచే రావాలి. అక్కడి నుంచి వైకుంఠపు రథం వచ్చింది. దారుకుడు కూడా దానితో పాటు వచ్చాడు. ఇవి మంత్రస్వరూపాలు. కృష్ణుడు దగ్గర లేకపోయినా ఎప్పుడు గమనించుకుంటూ ఉంటాడు పాండవుల్ని. అందుకే ఈ సమయంలో కృష్ణ శక్తి, కృష్ణ రథశక్తి కృష్ణ సంకల్పంతో అది ప్రవేశించింది. అవి దేవతాశ్రములు కనుక, మంత్రాది దేవతలు కనుక వాటిని పంపించాడు అక్కడ కృష్ణ పరమాత్మ. అది సంకేతం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకు ఆశ్చర్యపోయాడు రథాన్ని చూసి. ఉత్తరుణ యందు దారుకు శక్తి ప్రవేశించిందిట. ఇప్పుడు రథం కదలడానికి ముందుగా తన యొక్క భవ్యమైనటువంటి శంఖాన్ని తీసి ఊదాడు మహానుభావుడు ఒక్కసారి. ఇంకా అర్జునుని యొక్క దివ్యమంగళ విగ్రహం అందరికీ దర్శనమిచ్చిందండి ఇక్కడ. ఆ శంఖాన్ని ఊత్తున్నాడు దేవదత్తమనే ధనంజయాన్ని, ధనంజయ శంఖాన్ని. ఎప్పుడైతే దేవదత్త శంఖాన్ని ఊత్తున్నాడో, స్వనవంతం మహాశంఖం బలవాన్ అరిమర్దన ప్రాథమత్ బలమాస్థాయ ద్విషతాం రోమహర్షణ. భూమి కంపించింది, వాయుమండలంలో ప్రకంపనలు వచ్చాయి, మొత్తం అక్కడ ఉన్నటువంటి గుర్రములు రథములు అన్నీ ఒక్కసారి కంపించేట. అందరికీ కూడా ఒళ్ళు గగురు పొడిచింది. అంతేకాదు ఒక భయంకరమైన సింహనాదం వినబడిందిట. ఎక్కడి నుంచి అయ్యా అని చూస్తే అర్జునుడు రథం మీద రెపరెపలాడుతున్న జెండాపై వానరస్యత నాదేనా రథనేమిశ్వనేన చా. అక్కడున్న మహావానరుడు యొక్క సింహనాదం వినబడుతూ ఉంటే ఆశ్చర్యకరం ఏంటంటే ఆ రథం పైన ధ్వజంలో హనుమంతుడు ధ్వని చేస్తుంటే ఆయన చుట్టూ మహాభూతములు గర్జనలు చేస్తున్నాయట. ఇక్కడ దివ్యశక్తులవి, ఆ మహాభూత గర్జనలు. ధ్వజస్యశ్చాపి రూపం మే దృష్టపూర్వన్న హి దృశం, అమానుషానాం శబ్దేన భూతానాం ధ్వజవాసినాం. అంటే ధ్వజం మీద ఎన్ని శక్తులు ఉన్నాయో చూడండి. భూతములు అనగా దివ్యశక్తులు అని ఇక్కడ అర్థం. దివ్యభూతములు మామూలు కంటి గోచరించిన దివ్యశక్తులు. రథస్యచ నినాదేన మనోముహ్యతి మే భృషం, భయంకరమైన నాదములు చేస్తున్నాయి. అలా భూతములు, హనుమంతుడి యొక్క గర్జనలు, నాదములు, ఈయన యొక్క శంఖనాదంతో వణికిపోయాడు ఉత్తరుడు. దూరం ఉన్న వాళ్ళకి వణుకు పుట్టిందండి. ఇక్కడ ఎలా ఉంటుంది, భయపడిపోయేట. వెంటనే అర్జునుడు ప్రేమగా దగ్గరికి తీసుకుని, ఏమిటి నువ్వు రాజపుత్రుడివేమో, ఎప్పుడు శంఖనాదాలు భేరీనాదాలు వినలేదా, అలా భయపడతావేంటి, వణికిపోతావేంటి అన్నట్ట. అంటే ఎన్నో భేరీనాదాలు, ఎన్ని శంఖనాదాలు విన్నాను, కానీ ఇలాంటి శంఖనాదం ఎక్కడా వినలేదయ్యా. చూడు మరి అక్కడ కనబడుతున్న ధ్వజం మీద కానీ ఇక్కడ కానీ అది అని చెప్పగానే, సరే ఇప్పుడు బయలుదేరి నువ్వు అని అభయం ఇచ్చాడు. ఎలా కూర్చుంటే ఈ రథాన్ని తోలగలవని చుప్పెట్టి ఇక్కడ దాని ప్రకారంగా ఉత్తరుడు కూర్చొని చక్కగా ఉత్సాహంగా నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ ఎప్పుడైతే రథం అటు వెళ్ళిందో వెంటనే దుర్యోధను అంటున్నాడు, శభాష్ అనివృత్తేతు నిర్వాసే ఎది బీభత్సరాగత పునర్ద్వాదశ వర్షానివనే వచ్చింది పాండవ. పూర్తి కాకుండా నేను ఇచ్చాడు కనుక మళ్ళీ మనం పోల్చుకున్నాం, మళ్ళీ 12 ఏళ్ళు వెనక్కి వెళ్తాడు అన్నారు. లేక మళ్ళీ అతనికే వచ్చింది చూడండి, నేను పొరపాటు పడుతున్నానేమో. అతడు పొరపడి ఎదురుగా వచ్చాడు అనుకునే కంటే నేను పొరపాటు పడుతున్నానేమో. ఈ లెక్కలు సరిగ్గా తేలాలి అంటే అన్ని శాస్త్రాల్లో పండితుడైనటువంటి హీనాతిరిక్తమేతాం భీష్మో వేదుతూ మరొకతి, భీష్ముడు వారే చెప్పాలి అని చెప్తూ అతను తనకు తోచినటువంటి మాట్లాడుతూ ఉండగా, అప్పుడు కర్ణుడు గొప్ప మాట అన్నట్ట, ఏదేమైనప్పటికీ కూడా ముందు వీడిని ఎదుర్కొనాలి మనం, వీడి మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే నా విన్నపం ఏంటంటే ఆచార్యం పృష్ఠత కృత్వా తథా నీతిర్విధీయతాం, ఈ ద్రోణుణ్ణి వెనక్కి పొమ్మను, అప్పుడు నేను ముందుకెళ్తాను అన్నాడు. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఈ ద్రోణాచార్యుడు ఉన్నాడే, ఇతడు మనకి శత్రువే, అతడు వాళ్ళ పట్ల మిత్రుడు. ఇతర మాటలు విన్నారు కదా, ఆచార్యులకి బాగా దయ ఎక్కువ, బుద్ధిమంతులు, మన పాపకార్యాలుట, అందుకే మన వైపు ప్రోత్సాహం ఇవ్వరు వీరు, అందుకే ఆచార్య పురుషుని వెనక్కి పొమ్మనన్నట్ట. అనగానే వెంటనే ఆ కర్ణుడి మాటలు తీవ్రంగా, పైగా వీళ్ళెవరూ లేకున్నా నేను అర్జునుని కొట్టగలను, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా అర్జునుని నాశనం చేయడానికి. అదిగో అక్కడ ఆ పైన జెండాపై గర్జిస్తున్నది వానరం, ముందు దాన్ని కొడతా కిందకి, ఆడ తర్వాత వాడు గాంధీవాన్ని ముక్కలు చేస్తా, గుర్రాలను ముక్కలు చేస్తా, రథాన్ని ధ్వంసం చేస్తా, బోల్డ్ కబుర్లు చెప్పాడు అండి. ఇక్కడ ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు ఇక్కడ. అప్పుడు కృపాచార్యుడు కర్ణుని తిట్టాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వు ఒక్కడివి ముందుకెళ్తావు, మేమందరం వెనక్కి వెళ్ళాలా, అదేం మాట అయ్యా నువ్వు, అతన్ని ఎదుర్కోవడం నీ వల్ల అవుతుంది అనుకుంటున్నావా, అహంకారంతో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు, మనమందరం కలిసి యుద్ధోన్మాదం కలిగిన అర్జునుడిని ఎదుర్కొనాలి, అలా మనందరం కలిసి వచ్చింది అందుకు, కానీ మేమందరం అర్జునుడికి పక్షం వహించామని భావించి నువ్వు ఇలాంటి దురుక్తులు మాట్లాడరాదు అనగానే అశ్వత్థామ అంటున్నట్టు కర్ణుడితో. ఎందుకంటే వాళ్ళ అన్నం తింటే ఊరుకుంటాడండి ఇక్కడ. నచ తావజ్జితా గావో నచ సీమాంతరంగత, ఓ కర్ణ నిన్ను ఎప్పుడు నేను గమనిస్తున్నాను, ఇంతవరకు నువ్వు గోవుల్ని ఇప్పుడు పూర్తిగా మనం గెలవలేదు, హస్తినికి వెళ్ళలేదు, మత్స్యదేశం యొక్క సరిహద్దుల నుంచి బయటపడలేదు, అప్పుడే ఏదో పెద్ద ఘనకార్యాలు చేసేసినట్టు మాట్లాడుతున్నావు, చెయ్యబోతున్నట్టు మాట్లాడుతున్నావు. నిజంగా చేసేవాళ్ళు ఇలా మాట్లాడరు సుమా, ఎందుకంటే అగ్ని మాట్లాడకుండానే తగలబెడుతుంది, సూర్యుడు శబ్దము లేకుండానే తన ప్రచండమైన కాంతిని ప్రకటిస్తూ ఉంటాడు, భూమి మౌనంగానే సమస్త ప్రపంచాన్ని ధరిస్తూ ఉంటుంది, అందుకే మహాత్ములు మౌనంతోనే పనులు చేస్తారయ్యా, ఇలాంటి బడాయి మాటలు చెప్పరు అని చెప్తూ, సత్కుర్వంతి మహాభాగ అన్నిటికీ మించి గురువుని గౌరవించనివాడు సర్వంగా భ్రష్టుడవుతాడు, ఇది తెలుసుకో. ఎందుకంటే ఈ ద్రోణాచార్యుని గురువు, అలాంటి గురువుల్ని వెనక్కి పొమ్మనని ఎప్పుడైతే అన్నావో ఇంకా నీ యొక్క విజయం ఏమిటో తెలిసిపోయింది సుమా. వర్తమాన యథాశాస్త్రం ప్రాప్యంచాపి మహీమిమాం సత్కుర్వంతి మహాభాగ గురూన్ సువిగుణానపి, గురువులు నిజంగా గుణం లేనివారైనప్పటికీ కూడా గురువు విషయంలో సందేహించరాదు, ఇది చెప్పారు ఇక్కడ. అందుకే తాగని వీధిలో తందనాలాడని నా గురుండనఘుడే నాపాలి దేవుడే, ఒక బెంగాలీ పాటకు తెలుగు అనువాదం అండి ఈ పాట. రామకృష్ణ పరమహంస ఆనందంగా పాడుకునేవారు ఎప్పుడు కూడా గురువు విషయంలో, ఎందుకంటే గురువు యొక్క సుగుణమో దుర్గుణమో నిర్ణయించే శక్తి మనకేముంటుంది, అది ఆరోపణలో లేదా మహాత్ముల ప్రవర్తన అర్థం కాదు, కానీ గురువు ద్వారా నువ్వు పొందిన విద్య వల్ల గురువుని గౌరవించాలి. పైగా ఉన్నతమైన శాస్త్రం ఉన్నా పదవి ఉన్నా దానికి అహంకరించి గురువుని తోలనాడితే అతను దెబ్బతింటాడు సుమా. ఒక్క మాట నేను అడుగుతాను, ఇంతవరకు నువ్వు క్షత్రియ గౌరవం ఏమిటి చూపించవో చెప్పు, నువ్వు ప్రతాపం ప్రతాపం అన్నావు, జూదంలో రాజ్యాన్ని సంపాదించారు కానీ మీరు మీ పరాక్రమాన్ని చూపించి రాజ్యాన్ని సంపాదించారా? ఇది చెప్పు. జూదం వాడి అది మాయా జూదమాడి ప్రాప్య జూతేన కో రాజ్యం క్షత్రియస్తోష్టుమర్హతి. నువ్వు మాట్లాడుతున్నది జూదంతో నువ్వు మొత్తం రాజ్యాన్ని సంపదని కబళించి ప్రతాపవంతుడిని మాట్లాడతావు, ఇదేమైనా బాగుందా? అసలు నువ్వు చేసిన యుద్ధాలేంటో ఇప్పటిదాకా చెప్పు. యో యుద్ధంలో నువ్వు గెలిచావో చెప్పు ఇక్కడ. అది కూడా ముందు తేలాల్సి సుమా. నువ్వు ఇంతవరకు జీవితంలో చేసినటువంటి కారుకూతులు తప్ప అర్జునుడిని కానీ నకులుని కానీ సహదేవుణ్ణి కానీ ఎప్పుడు ఎదుర్కొన్నావా గెలిచావా చెప్పు. మాకు తెలిసిన హిస్టరీలో అక్కడ కనబడుతుంది ఆ చిత్రసేనుడిని గంధర్వుల దగ్గరికి వెళ్ళి నానా దెబ్బలు తిని పారిపోయి వచ్చామంది ఇక్కడ. అది కూడా కనబడుతుంది. ఒక్క మాట చెప్తున్నాను విను. తత్తో విశిష్టం వీర్యేణ ధనుష్యమర అమరరాట్ సమం వాసుదేవ సమం యుద్ధౌ తం పార్థం కోన పూజయత్. మా నాన్నగారు అర్జునుడిని గౌరవించారు అంటే ఎవడి సత్తా ఏమిటో గురువుకి తెలుస్తుందిగా, నీకేం తెలుస్తుందయ్యా? అతడేమిటి, అతడి గొప్పతనం ఏంటో ఆయనకు తెలుసు, అందుకే ఆయన చెప్పాడు. అతని పక్షపాతం కాదు. ఎవడి పరాక్రమం ఏంటో ఆయనకు తెలుసు, విద్య నేర్పిన ఆయనకు తెలుసు విద్యార్థుల గొప్పతనం ఏమిటో. ఒక్క మాట, అర్జునుడు పరాక్రమంలో నిన్ను మించినవాడు, దేవేంద్రుడితో సమానుడు, యుద్ధంలో నిలబడితే వాసుదేవునితో సమానుడు, అతన్ని ఎవరు ఎదుర్కొనగలరు అని అనగానే వెంటనే భీష్ముడు మాట్లాడు. భీష్ముడు ఎప్పుడైనా మాట్లాడితే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. భీష్ముడిని తెలుసుకోవాలి. భీష్ముడిని ఒక చోట చెప్తాడు, కేవలం ఒక యోగి, ఒక విరక్తుడు, ఇవే వర్ణన చేశారు. అందుకని ఎవరి మీద రాగము కానీ ఎవరి మీద ద్వేషము లేనటువంటి మహాత్ముడు. మనకు జీవన్ముక్తుడైనటువంటి రాజు ఎవరైనా కనబడతారు అంటే భారతంలో భీష్మ పితామహుడు అండి.